वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। मौन व्याख्या प्रकटित परब्रह्मतत्त्वं युवानं वर्षिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। गुरुस्वरूपमैन सभा सदस्यकि సవని నమస్సులు సర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శాంకర భాష్య ప్రవచన మహాయజ్ఞంలో నిన్న నాలుగు సూత్రముల గురించి చెప్పుకోవడం జరిగినది. నిన్న ఒక ప్రధానమైనటువంటి అంశములే చెప్పుకున్నాం, ఒక సారభూతమైన విషయములవి. వాటి యొక్క విస్తారం ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోతుంది. నిజానికి మొట్టమొదటిగా బ్రహ్మ జిజ్ఞాస అథ అతహ, ఇందులో అధికార నిర్ణయం, ఏ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస చేయబోతున్నాం అనే విషయంలో చెప్పుకున్నాక బ్రహ్మము అనే దానికి నిర్వచనం కూడా చెప్పుకున్నాం. ఆ బ్రహ్మం అంటే ఏమిటి అనేది లక్షణాన్ని చెప్తున్నాడు. అది జన్మాద్యస్యత అనేది లక్షణం. సాధారణ లక్షణము అన్నప్పుడు ఒక వస్తువును మనం తెలుసుకోవడానికి చెప్పేటప్పుడు వాటి లక్షణం అంట. 10 మందిలో ఒకడు కలిసి ఉంటే వాడిని మనం పోల్చుకోవడం కష్టం. అప్పుడు 10 మందిలో లేని లక్షణం ఏదైనా వాడి దగ్గర ఉంటే అప్పుడు చెప్తారు, అది అప్పుడు వాడిని పోల్చుకోవచ్చు, వీటిని లక్షణము అని అంట. అలాగా ఇతరులకు లేనిది వాడికి మాత్రమే ఉన్నది చెప్పినప్పుడే వాడిని పోల్చుకోగలం. అంతేగాని అక్కడ మనిషి ఉంటాడు తీసుకురా ఫలానా చోట ఆ సభలో అంటే ఎవరు తీసుకురాగలరండి? ఆ సభలో ఎర్ర చొక్కా వేసుకున్నవాడు నల్ల చొక్కా వేసుకున్న వాడినంటూ విలక్షణంగా చెప్పగలిగితేనే వాడిని పోల్చుకోగలం. అలాగే భగవాను యొక్క లక్షణములు ఇక్కడ చెప్పారు, జన్మాద్యస్య యతః అని. పైగా ఆ జన్మాద్యశత అనేవాడిని దేని ద్వారా తెలుసుకోగలం అంటే శాస్త్రయోనిత్వాత్, శాస్త్రము ద్వారానే తెలుసుకోగలం. ఏమిటి ఆ శాస్త్రం యొక్క గొప్పతనం అంటే శాస్త్రమునకు ఆయన యందే తాత్పర్యము. ఇది కదా సమన్వయం సరిగ్గా చెప్పుకున్నాం. శాస్త్రం అంటే ఏమిటి? ఇక్కడ వేదాంత శాస్త్రం, అదే ఇక్కడ ప్రస్తుత అంశం వేదాంత శాస్త్రం. కానీ వేదాంత శాస్త్రమునకు ఆయన యందే తాత్పర్యం, ఎందుకంటే ఇది ఉత్తరమీమాంస, కనుక దీని యొక్క తాత్పర్యం అక్కడ. కనుకనే ఆయన యందు తాత్పర్యం గనక వేదాంత శాస్త్రము తాత్పర్యముగా ఆయననే చెప్పి ఉండడం వలన అని తీసుకోవాలి. తత్తు సమన్వయాత్, ఇది ఇక్కడితో నిజానికి నాలుగు సూత్రములు పరమాత్మ అంటే ఏమిటి ఎలా తెలుసుకోవాలని అయిపోయాయి. కానీ ఈ తత్తు సమన్వయాత్ అనే దానికి కేవలం సూత్రానికి అర్థం చెప్పుకుని ఏదో కాస్త వ్యాఖ్యానం చెప్పుకుంటే అయిపోలేదు. దీనికి శంకర భగవత్పాదుడు వారు ఇచ్చినటువంటిది చాలా విస్తారమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఆ వ్యాఖ్యానం ద్వారా మొత్తం మనం బ్రహ్మం అంటే ఏమిటో చెప్పుకోబోతున్నాం. దాన్ని మనం ప్రారంభించుకున్నాం, ఇప్పుడు ఆ విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ శంకరులు ఇచ్చినటువంటి భాష్యం విస్తారం ఉన్నదే, అది పాండిత్య ప్రదర్శనం లేక ఇతర సిద్ధాంతాన్ని ఖండించడము అని కాకుండా పరబ్రహ్మం అంటే ఏమిటి అనేదాన్ని చాలా స్పష్టంగా మనం ఆ వ్యాఖ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి అనే దాన్ని కూడా ఎంత అందంగా ఎంత స్పష్టంగా చెప్పారో వ్యాఖ్యానం. అసలు ఇదే సమగ్ర గ్రంథం. శంకరులు ఇచ్చిన ఈ భాష్యంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత, ఆ సంపూర్ణత్వాన్ని చూసే పద్మపాదాచార్యులు పరమానంద భరితులై దాన్ని మరింత విస్తారంగా చెప్తూ పంచపాదిక రాశారు. తర్వాత వారందరూ కూడా వివరణ భాష అంత తయారు చేశారు కేవలం చతుసూత్రాల మీద. పరిశీలిస్తే అనిపించే విషయం ఏంటంటే కేవలం తత్వ సమన్వయాత్మకు శంకరులు ఇచ్చిన భాష్యం వల్లనే అదంత విస్తార గ్రంథమైంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆ శంకర భాష్యంలోకి మనం వెళ్తున్నాం. మన భాష్య ప్రవచనం కదా, సూత్ర ప్రవచనం కాదు. సూత్రానికి భాష్యానికి ప్రవచనం. కనుక ఇప్పుడు శంకరులు చెప్పదలుచుకున్నది, పైగా ఈ సూత్రం దగ్గర ఆయన ఇంత విస్తారపరచడానికి మళ్ళీ విషయాంతరం దూరం వెళ్ళిపోయారా? శంకరుల భాష్యంలో దూరాన్వయం దురన్వయం ఈ రెండూ ఉండవండి. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం ఉండదు, ఒకదానికి ఇంకో అన్వయం చేయడం ఉండదు. ఎంత స్పష్టంగా చెప్తారు. పైగా కొంతమంది వ్యాఖ్యానించేటప్పుడు దానికి అవసరం లేని ఇతర శాస్త్రాంశాలన్నీ ఉట్టంకిస్తుంటారు. శంకరులు అలాంటి ఉట్టంకింపుడు చేయరు. ప్రస్తుత అంశం వేదాంతం గనక, వేదాంతం అంటే ఉపనిషద్వాంగ్మయమే వేదాంతం గనక, బ్రహ్మసూత్రములు ఉపనిషద్వాంగ్యం వాంగ్మయాన్ని సూత్రముగా హారముగా ఇస్తున్నాయి గనక కేవలం ఉపనిషద్వాంగ్మయ ప్రమాణము మాత్రమే తీసుకున్నారండి. అది గొప్ప విశేషం. కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాఖ్యానం దశోపనిషత్ సారమే అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే గీతాసారం కూడా ఇందులోనే చెప్పాను. మొత్తానికి బ్రహ్మము బ్రహ్మజ్ఞానము దానిని ఏ విధంగా సాధించడం అనేటువంటి అంశం ఇందులో చెప్పబడుతుంది. కనుక సాధనా దృష్టితో వినే వారందరికీ కూడా ఎంతో ఉపకరించేటువంటి అంశం ఇది. ఎందుకంటే వేదాంతానికి పూర్వ రంగం ఏమిటి? వేదం కర్మకాండ. ఆ కర్మకాండలో కొన్ని అంశములు ఉన్నాయి మనకి, దాన్ని దీనిలో మనం కలిపేసుకుని ఆ రెండింటిని మేళవించేసుకుని అనవసర భయోమయాలకు లోను కాకూడదు. దేన్ని కంపార్ట్మెంటలైజేషన్, దేన్ని ఎలా విడదీసి దేన్ని ఎలా పట్టుకోవాలని చాలా స్పష్టంగా ఇందులో చెప్పబోతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు? తత్వ సమన్వయాత్ ఆ సూత్రం కదా. కనుక వేదాంత వాక్యములు ఆయన్నే చెప్తున్నాయి గనక మనం పరబ్రహ్మమును తెలుసుకోవడానికి మనకు ప్రమాణమైన ఆధారం ఏమిటి? వేదాంత వాక్య మీమాంస అని ఒక మాట వేశారు. వేదాంత వాక్యముల్ని విశ్లేషించుకుని పరిశీలించుకుని చేసుకోవడం. దీనితో పాటు మరొకటి అంటున్నారు, వేదాంత వాక్య అవిరోధి ప్రమాణం భవన్ అనివార్యతి అనుమానమపి. కేవలం వేదాంత వాక్యములే కాకుండా తర్కము కూడా తీసుకోవాలి. నిన్నొక సూచనప్రాయంగా చెప్పాం, ఇప్పుడు దాన్ని విస్తరిస్తున్నారేను. నిజానికి కర్మకాండలో అయితే ఈ తర్కానికి అవకాశం లేదు. కర్మకాండ విధి, అది విధి శాస్త్రం అది, లేదా విధి నిషేధ శాస్త్రం అన్న పర్వాలేదు. ఇది చెయ్యండి అది చెయ్యకండి అని చెప్తుంది కర్మకాండ. వేదాంతం ఇది చెయ్యండి అది చెయ్యకండి అని చెప్పదు. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. కర్మకాండకి వేదాంతకాండకి విభేదం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కర్మకు అనుగుణమైన శాస్త్రంలో ఇంతకాలం పఠించుకున్నాం, ఉపాసన కానీ యజ్ఞాదులు కానీ కర్మకాండ. అక్కడికి ఎప్పుడు చెప్పినా కర్మకాండ విధి నిషేధాలనే తెలియజేస్తుంది. కనుక దాని పేరే విధి శాస్త్రము. మరి శాస్త్రం అంటేనే విధిని చెప్తుంది. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత అని శాస్త్రం అంటేనే విధి చెప్తుంది కదా. మరి వేదాంతం శాస్త్రం అవునా కదా? వేదాంత శాస్త్రం అయితే అది విధి నిషేధాలు చెప్తుందా అంటే ఇక్కడ జాగ్రత్తగా పదునుగా తీసుకువెళ్ళాలి. లేకపోతే కర్మ నిజ్ఞానాన్ని మనం మిక్స్ చేసేసుకుంటే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయంటే దానిలాగా దీన్ని చూడాలని చూస్తాం, లేదా దీన్ని చూసి దాన్ని తూలనాడడం జరుగుతుంది. కానీ దేని దారి దాందే అని చూసుకుంటే మనకు చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఆ సౌఖ్యంగా ఉండే తీరు చూపిస్తున్నారు. అయితే కర్మకాండలో మీకు అనుమానానికి తర్కానికి అవకాశం లేదు. చెప్పింది కనుక చెయ్యడమే, మార్పు లేదు అది చెప్పుకున్నారు. కానీ ఇక్కడ అనుమానమపి అనుమానమైన ఇక్కడ అనివార్యతే తప్పకుండా అంగీకరించవచ్చు. ఎందుకంటే ఆ అనుమానం కూడా వేదాంత వాక్య అవిరోధి ప్రమాణం. వేదాంత వాక్యానికి విరోధము కాని తర్కాన్ని మనం తీసుకోవచ్చు అని ఎవరు చెప్తున్నారు? ఆ మాట కూడా మాకు వేదాంతం చెప్తేనే ఒప్పుకుంటాం. చూడండి, వేదాంతమునకు విరోధము కాని తర్కాన్ని తీసుకుంటే మేము ఒప్పుకుంటామన్న మాట కూడా వేదాంతం చెప్పాలట. చెప్పిందా? చెప్పింది. ఎక్కడా చూడండి, శ్రోతవ్యహ మంతవ్యహ అని చెప్పింది. అది కదా ఆత్మనే ఆత్మావా అరే ద్రష్టవ్యహ శ్రోతవ్యహ మంతవ్యహ. అది కదా, కానీ ఆత్మయే శ్రోతవ్యము మంతవ్యము. తర్వాత నిధిధ్యాసితవ్యహ ఎలా ఉన్నది? మన జ్ఞాన మార్గములో వెళ్ళేటప్పుడు ఈ మూడే సాధన, ఇంతకు మించి మరేం సాధన లేదండి. శ్రోతవ్యహ మంతవ్యహ నిధిధ్యాసితవ్యహ. శ్రోతవ్యహ అంటే వినదగినది, మంతవ్యహ అంటే మననము చేయదగినది, నిధిధ్యాసితవ్యగాహ అంటే అదే నిలుపుకోదగినది. మరి ఇంకేం లేదు. దీన్ని కొందరు శ్రవణ మనన ధ్యానములు అని అంటారు. కానీ వేదాంత శాస్త్రానికి ధ్యానం అనే మాట వాడలేదు. ఎందుకంటే ఆ పదం యోగశాస్త్రం తీసేసుకుంది. నిజానికి రెండు ఒకే అర్థమని చెప్తున్నప్పటికీ యోగములో ధ్యానానికి, వేదాంతంలో ధ్యానానికి హస్తిమశకాంతరం ఉంది, మళ్ళీ తేడా ఉన్నది. కనుకనే మనం అనుకునే యోగాలో ఉండే ధ్యానానికి, జ్ఞాన మార్గంలో ధ్యానానికి చాలా తేడా ఉంది. మళ్ళీ అది కలిపేసుకోకూడదు. యోగం కూడా కర్మయే, కనుక అది దాని జోలికి వెళ్ళదు ఇక్కడ. కనుక వేదాంతంలో నిధిధ్యాసనము అని మాట చెప్పారు ఇక్కడ. కనుక మూడు, శ్రవణ మనన నిధిధ్యాసనం అనే మూడే సాధనలు వేదాంత మార్గంలో ఉన్నాయి మనకి. మనం చెప్పుకుంటే అదే కదా. కనుక మొదటిది శ్రవణం. దేన్ని శ్రవణం చేయాలి? శ్రోతవ్యః కః, ఎవరు వినదగిన వారు, అంటే ఆత్మ గురించే విను. ముందు అది చేయాలి, శాస్త్రం ద్వారా వింటాం. విని మంతవ్యః, మననము చేయు. ఇక్కడ నీ బుద్ధికి పని చెప్పాడు ఇక్కడ. మంతవ్యః అదే మీ కర్మ మార్గంలో చెప్పింది చేయడమే. మంతవ్యః అక్కడ ఎక్కడుంది? ఇక్కడ మంతవ్యహ ఉంది. మననము చేయి, మననము చేయనగానే నీ బుద్ధిశక్తిని ఉపయోగించాలి అక్కడ అని వేదాంత శాస్త్రమే చెప్తున్నది. ఇది ఎలాగూ అంటే అక్కడ ఉపనిషత్ ఛాందోగ్యం ఎంత అందంగా వివరిస్తూ చూడండి. ఛాందోగ్యం, పండితో మేధావి గంధారానేవోపసంపద్యేత ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద. ఇది ఛాందోగ్యంలో చెప్తున్నటువంటి మంత్రం. ఒక మేధావి అయిన వాడు ఆ మాట అన్నారు. మళ్ళీ చూడండి, ఉపనిషత్ చెప్తోంది మాట. వాడు గాంధార దేశమే చేరినట్లు ఆచార్యవంతుడైన పురుషుడే తెలుసుకోగలుగుతాడు. ఇదండి ఉపనిషత్తు అన్నమాట. ఏమని? మేధావి అయిన వాడు తనదైన గాంధార దేశమే చేరినట్లు ఆచార్యవంతుడైన పురుషుడు, చూడండి, ఆచార్యవంతుడైన పురుషుడు పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. ఏమిటి అర్థం? తనదైన గాంధార దేశం అంటే ఒక గాంధార దేశంలో ఉన్నట్టండి. అతన్ని కొందరు దొంగలు కళ్ళ గంతలు కట్టి తీసుకుపోయారు. తీసుకుపోయి ఎక్కడో అడవుల్లో వదిలిపెట్టేశారు. వాళ్ళకి కావలసిందంతా ఒలుచుకుని వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. గంతలు ఉన్నాయి, చేతులకేమో కట్టేశారు. వాడు గంతలు విప్పుకోలేడు, అక్కడ పడి ఉన్నాడు వాడు. ఇది వాడి పరిస్థితి. తనదైన గాంధార దేశం నుంచి దూరం వెళ్ళిపోయాడు కదా, ఎక్కడో పడ్డాడు. అప్పుడు ఎవరో జాలి తెరిచి ఆ కళ్ళకి గుడ్డలు విప్పారు. వాడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఇప్పుడు వచ్చింది అది, ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఇది సమస్య. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తోవలో కొందని అడిగాడు, నేను వెళ్ళాలి. లక్ష్యం స్పష్టంగా తెలుసు. ఏమని? గాంధార దేశానికి వెళ్ళాలని స్పష్టంగా తెలుసు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని. అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తను గ్రహించి జాగ్రత్తగా వెళ్ళాడు. వెళ్ళడం ఎవడు వెళ్ళాడండి? వాళ్ళ మాటలు తీసుకుపోలే. వాళ్ళు చెప్పిన దాన్ని బుద్ధితో ఆలోచించుకుని దీని ప్రకారం పక్కడికి వెళ్ళి ఇలా తిరుగు అలా తిరుగు అనే దాన్ని జాగ్రత్తగా తెలుసుకుని అది మననం చేసుకుని వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం వాడు గుర్తుపెట్టుకుని వచ్చాడు. అదే మేధావి కాడనుకోండి, వాళ్ళు చెప్పిన వాడికి అర్థం కాదు. కనుక అక్కడ వాళ్ళ ఉపదేశం ఎలా పనికొచ్చింది వాడికి? వాళ్ళు చెప్పినా తన దారి తాను వెతుక్కుంటూ జాగ్రత్తగా ఎలా వచ్చాడో అదే విధంగా ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు కల పురుషుడు తెలుసుకుంటాడట. ఎంత చక్కటి మాట అండి, ఆచార్యుడు కల పురుషుడు. ఆచార్యవాన్, ఏ పురుషుడు తెలుసుకోగలడు పరమాత్మనంటే ఆచార్యుడు కల పురుషుడే తెలుసుకోగలడు. అంటే ఎవరికి గురువు ఉంటారో వాళ్ళు తెలుసుకోగలరు అని చెప్పాడు. కానీ గురువు వేదాంత వాక్యాన్ని ఉపదేశిస్తాడు, ఉపదేశించిన ఆ వేదాంత వాక్యాన్ని అనుసరించి ఇతడు అన్వేషిస్తాడు. ఆ అన్వేషణ మార్గంలో తనదైనటువంటి ఏ ఉపదేశం వాడు చేశాడో దానికి అనుగుణంగానే వాడు వెతుక్కుంటే రాగలడు. అంతేగాని వాడు ఉపదేశం పక్కన పెట్టి వెతుక్కుంటే మళ్ళీ కష్టం. అలాగా ఇక్కడ సాధకుడైనటువంటి వాడు మననాన్ని శాస్త్రసమ్మతమైన మార్గంలో చేయాలి. ఈ కథ ఎవరు చెప్పారు? ఛాందోగ్య పురుషుడు చెప్పింది. ఇంత అందమైన కథ, ఇలాగ ఉంటుందయ్యా వేదాంత మార్గమునందు అని అందమైన విషయం చెప్పాడు. దీన్ని బట్టి శృతిలో చెప్పిన వాక్యంతో పాటు తర్కానికి కూడా అవకాశం ఉన్నది. దేనిలో? బ్రహ్మ జిజ్ఞాసలో. కానీ ధర్మ జిజ్ఞాసలో శృత్యాదులు మాత్రమే ప్రమాణము తప్ప ఇంకా మంతవ్యాహ ఇత్యాదుల్లో ఇది దానికి దీనికి ఉన్నటువంటి తేడా. ఎందుకంటే వేదాంతం ఎలా ప్రతిపాదిస్తుందో చెప్పాలి కదా. అందుకోసం తత్వ సమన్వయాత్మ నుంచి ఎక్కడ బెసక్కుండా చెప్తున్నాడు ఇక్కడ. పైగా మరొకటి, కర్మకి జ్ఞానానికి ఉన్న తేడాని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను ముందే చెప్పాను, కుతూహలం కలవాళ్ళకి చెప్పట్లేదు, శ్రద్ధ ఆసక్తి కలవాళ్ళకే చెప్తున్నాను అని. అందుకు ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే కర్మ మార్గ జ్ఞాన మార్గముల మధ్య ఉన్నటువంటి స్పష్టమైన తేడాని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. అందుకని కర్మ నిరసించడమో తిరస్కరించడమే కాదు, దాని ప్రయోజనానికి దాని అవసరం దానికి ఉన్నది. అంతేగాని మనం ఏదో పండిపోయామనుకుని దాన్ని అంతటి తీసిపారే ఇక్కర్లేదు. ఎందుకంటే వేదాంతము కూడా వేదములోనిదే. వేదము భగవత్ స్వరూపం ఆయన నుంచే వచ్చిందని శాస్త్ర యోనిత్వాల దగ్గర చెప్పుకున్నప్పుడు మనం వేదం చెప్పిన వాటిని ఏమి అనడానికి లేదు. ఎవరెవరిని ఎలా ఎలా తీసుకువెళ్లాలో దానికి తెలుసు. అంతేగాని ఆ వేదాంతం ఒక్కడే రాసి కూర్చోవచ్చు కదండి వేదం, ఇదంతా ఎందుకు రాయాలండి అనవసరంగా మమ్మల్ని తిప్పలు పెట్టడం కాక అని కాదు. నీకు అన్ని తిప్పలు ఉన్నాయి గనుకనే జాగ్రత్తగా నీకు ఎవరెవరి సంస్కారాలకు ఎలా కనుగొనమో అలా చేసుకుంటూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాటిని ఇక్కడ నిరసించడం కాదు, కానీ ఆ మార్గం దీనికి చెల్లది. ఇక్కడ ఇక్కడ ఈ మార్గంలో ఎలా ఉండాలో జాగ్రత్తగా చూసుకోవాలి మనం, అంటే కలిపేసుకోవద్దు. అందుకోసం ఇక్కడ దానికి దీనికి ఉన్నటువంటి తేడాను చూపిస్తున్నాడు. సాధారణంగా కర్మ మార్గంలో ఏంటంటే అది కర్తుం అకర్తుం అన్యధావా కర్తుం శక్యం లౌకికం వైదికంచ కర్మ. లౌకిక కర్మైనా వైదిక కర్మైనా అది చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, ఇంకోలా చెయ్యొచ్చు. ఇది కర్మకు ఉన్నటువంటి చికాకు. కానీ జ్ఞానములో అది లేదన్నాడు ఇక్కడ. ఎందువల్ల అది జాగ్రత్తగా చెప్తున్నాడు, ఎందుకంటే అది నువ్వు సాధించాల్సింది ఏదో అది నువ్వు సాధించి పొందవలసింది. అది ఏది? కర్మ మార్గంలో. జ్ఞాన మార్గంలో సిద్ధమై ఉంది అక్కడ. బ్రహ్మం అనేటువంటిది అక్కడ సిద్ధమై ఉన్నది. బ్రహ్మం కొత్తగా తయారు చేయవలసిందో నువ్వు చేసి పొందాల్సిందో కాదు. కర్మ అనగానే చేసి పొందవలసింది, జ్ఞానము చేసి పొందాల్సింది కాదు, జ్ఞానం పొందవలసిన వస్తువు కాదు. మరి ఎందుకంటే ఉపన్యాసం అనద్దు, అది మళ్ళీ జాగ్రత్తగా చెప్తాడు. జ్ఞానోపదేశానికి కర్మోపదేశానికి ఉన్న భేదం బాగా తెలియాలి. జ్ఞానముపదేశమే కర్మ ఉపదేశమే, కానీ ఉభయ ఉపదేశాలకి భేదం బాగా తెలియాలి. ఎందుకంటే జ్ఞాన మార్గం కర్మ కాదని చెప్పడం కోసం ఇంత విశేషంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకడు గుర్రం ఎక్కి వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, అసలు వెళ్ళకుండానూ ఉండవచ్చు. ఇది ఉపమానం చెప్పారండి ఆయన. యథ అశ్వేన గచ్చతి పద్భ్యాం అన్యథావా నవా గచ్చతి ఇది. కానీ కర్మ అంటే ఇలాంటిది, వాడు గుర్రం మీద వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఇంకోలాగా ఏదైనా చేయొచ్చు, వాడి ఇష్టం అది. ఇలాగ కర్మ అనేది అలా ఉంటుంది. పైగా చేస్తే తయారయ్యేది కర్మ యొక్క ఫలం, జ్ఞానం యొక్క ఫలం చేస్తే తయారయ్యేది కాదు, అది ఉన్నది. అది ఇక్కడ గొప్ప విషయాన్ని వివరించాడు. వస్తు సిద్ధం. ఎందుకంటే ఇక్కడ ఈ మైక్ ఉన్నది, ఈ మైక్ ఉంది అని చెప్పడం కోసం మనం చేయాల్సింది ఏం లేదు, చూస్తే చాలు, తెలుస్తూనే ఉన్నది అంతే కదా. దానికోసం కష్టపడి తయారు చేయడం ఏమీ లేదు. కనుక జ్ఞానఫలం స్వయం సిద్ధమైనటువంటి భూత వస్తువే అని చెప్పాడు. మరి స్వయం సిద్ధమైనప్పుడు మరి ఇంత తెలుసుకోవడం, గురువుని ఆశ్రయించడం ఇవన్నీ ఎందుకు అంటే, స్వయం సిద్ధమైనప్పటికీ కూడా ఇంద్రియాలతో ప్రత్యక్షంగా తెలుసుకోలేకపోతున్నావు గనక ఉపదేశము ద్వారా ఆ అజ్ఞాన పావరణను తొలగించుకోవడమే తప్ప నువ్వు ప్రత్యేకించి దాని గురించి చేయవలసిన కర్మ ఏమిది లేదయ్యా అనే విషయాన్ని ఆయన శాస్త్రయోనిత్వాది దగ్గరే చూపించారండి. ఈ విషయం అది తత్వ సమన్వయాది దగ్గర స్పష్టం చేస్తున్నారు గురువు గారు. ఇక్కడ చూద్దాం, వేదాంత శాస్త్రం ఎలా సమన్వయిస్తున్నది పరమాత్మని. ఇప్పుడు అది కదా చెప్పాలి, వేదాంత శాస్త్రం పరమాత్మని సమన్వయిస్తుంది. అసలు శాస్త్రం సమన్వయం అంటే సంపూర్ణముగా తాత్పర్యాన్ని చెప్పుట. ఏ శాస్త్రమైనా ఒక విషయాన్ని చెప్పాలంటే దానికి ఆరు గుర్తులు ఉండాలట. దీన్ని షల్లింగములు అంటారు. ఆరు లింగములు, లింగములు అంటే లక్షణములు, గుర్తులు అని. ఏ శాస్త్రమైన ఒక విషయాన్ని ఆరు లింగములతో చెప్తుంది. అలా చెప్తే ఆ శాస్త్రం దాన్నే చెప్పిందని ఒప్పుకోవాలి. అవేమిటో చూడండి, ఉపక్రమ, ఉపసంహార, అభ్యాస, అపూర్వత, ఫలం, అర్థవాద, ఉపపత్తిచ, లింగం తాత్పర్య నిర్ణయే. ఇదన్నమాట ఏ శాస్త్రమైనా ముందు ఉపక్రమ ఉపసంహార అంటే ఏ ఎలా ప్రారంభించింది ఎలా ముగించింది, ఇది ఉపక్రమ ఉపసంహార. అంటే ఏ విషయం చెప్పదలుచుకున్నదో ఆ విషయాన్నే ప్రారంభించాలి, చిట్ట చివరికి ఆ విషయాన్నే తీర్మానిస్తూ ఉపసంహరించాలి. ఈ రెండూ కలిపి ఒక అంగమే. కనుక ఆరింట్లో ఉపక్రమోపసంహారములు ఒక అంగము. రెండవది ఏమిటి? అభ్యాస. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ శాస్త్రాన్ని పట్టుకోవచ్చు. అభ్యాసం, అభ్యాసం అంటే ఏది చెప్పదలుచుకున్న విషయాన్ని ఎక్కడో మొదట్లో చివరిలో చెప్పడం కూడా కాకుండా మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. అప్పుడు ఓహో ఇది దాన్ని చెప్పదలుచుకున్నది అనమాట అని తెలిసింది. అలా అభ్యాసంగా చెప్పాలి. ఇక చెప్పేది అపూర్వత. ఇది వరకు శాస్త్రంలో చెప్పని దాన్ని కొత్తగా ఇక్కడ చెప్పాలి. ఇది అపూర్వత, పూర్వము దాంట్లో చెప్పిన దాన్ని ఇక్కడ చెప్పడం అపూర్వత. పైగా చెప్పిన దానికి ఫలం ఏమిటో చెప్పాలండి. దానికి ఏమంటారు? ప్రయోజనం. ఫలం చెప్పాలి. పైగా తాను చెప్పదలుచుకున్న దాని చాలా గొప్పది అని మధ్య మధ్యలో అర్థవాదం అంటారు దాన్ని. అది దాన్ని ప్రశంసిస్తూ చెప్పాలి. ఆహా ఇది ఆ విషయం ఇంత గొప్పదయ్యా అంటే కదా మనకు దాని గురించి పట్టు చిక్కుతుంది. అందుకు మధ్యలో అర్థవాదం అంటారు. తర్వాత ఉపపత్తి. ఉపపత్తి అంటే దాన్ని చక్కటి యుక్తులతో ఆహా భలే చెప్పారే అనేటువంటి యుక్తి, చక్కటి తార్కికంగా యుక్తిగా చెప్పగలగాలి. ఇలా ఆరు విధములుగా ఒక విషయాన్ని ప్రస్తావన చేసినట్లయితే ఆ శాస్త్రం హృదయం ఇదని తెలుస్తుంది. ఈ ఆరు గుర్తుపెట్టుకున్నారు కదా, ఉపక్రమం, ఉపసంహార, అభ్యాస, అపూర్వత, ఫల, అర్థవాద, ఉపపత్తి, ఈ ఆరుండి చెప్పాలి. ఇప్పుడు ఈ ఆరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో వివరించి చూపిస్తున్నాడు. ఈ ఆరు ఉపనిషత్తు ఎలా చేసినది, ఇది మనం చెప్పుకోబోతున్న ప్రధాన అంశం. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటి ఉపక్రమం వైపు వద్దాం. ఉపక్రమం ఉపసంహారములు, ఉపక్రమ ఉపసంహారాల్లో సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం, చాందోగ్యోపనిషత్తులో చెప్తున్నాడు. సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్ అంటే అర్థమేంటి, సోమ్య, ఈ సోమ్య సౌమ్య ఈ శబ్దములు ఏకమే. మనకు రామాయణంలో మాట మాటికి సౌమ్య అనే మాట కనబడుతుంది, హనుమంతుడిని ఉద్దేశించి అంటూ ఉంటారు సౌమ్యుడా అంటే. ఇది ఎలాంటిది, దీని ఎక్స్ప్రెషన్ అంటే వైదిక భాషలో నాయనా అనడం లాంటిది అనమాట. సౌమ్య అనేటువంటిది, నాయనా సృష్టికి పూర్వం సత్తు మాత్రమే ఉన్నది. సృష్టికి పూర్వం ఏంది, సత్. సత్ అంటే అర్థం ఏంటి, ఉన్నది అంతే, సత్ పదార్థం అది మాత్రమే ఉన్నది. అది ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీత్ర మరొక చోట కనుక ఇది ఉపక్రమంగా మనకు సరిపోతుందా లేదా, ప్రారంభంలో ఆత్మయే ఉన్నది అనేటువంటిది ఒక ఆరంభవాక్యంగా కనబడుతూ ఉన్నది మనకి. అంతేకాదు అది ఏకమేవ అద్వితీయం, అది ఏకం అద్వితీయం, పైగా ఏవ ఏకమేవ అదొకటి మాత్రమే అని ఒక చెప్పాడు మళ్ళీ. కానీ చెప్పేటప్పుడు ఉపక్రమంలో ఈ వాక్యాలు మనకు కనబడుతున్నాయి, కానీ ఉపక్రమంలో వచ్చినటువంటి విశేషం ఇంత అందంగా ఉన్నది. ఒకటి ఉపసంహారం ఎలా చేస్తున్నాడో చూడండి. ఐతదాత్మ్యమిదం సర్వం, ఉపసంహారం ఏం చేశాడంటే ఇంత చర్చ చేసి ఆ అద్వితీయమైన బ్రహ్మమే సమస్తము సుమా అని మళ్ళీ గట్టిగా చెప్పాడు. కనిపించేదంతా అదే కనుక, సృష్టికి ప్రారంభంలో ఉన్నది అది, తర్వాత అంతా అదే కనుక. ఉపక్రమ ఉపసంహారాలు దేని మీద చెప్పాడు, బ్రహ్మమనే చెప్పాడు. ఇక తర్వాత మనం చూసుకుంటున్నది ఏమిటి, ఉపక్రమ ఉపసంహారాల తర్వాత అభ్యాసం. మాట మాటికి చెప్పాలండి ఆ విషయాన్ని, ఉన్నదే ఉన్నదైతే మరి నేను నేను నేను అనుకునే మీరందరూ కూడా అదే, నేను నేను అనుకునే మీరందరూ. అంతకే నేను అనుకునే నేను మాత్రమే బ్రహ్మమని కాదు, నేను అనుకునే అందరూ బ్రహ్మమే. కానీ అదేంటి, మళ్ళీ ఇందరు బ్రహ్మలు లేరండి, నేననే పదార్థం అందరూ ఎందు ఒక్కటిగానే ఉన్నది అనే మాట ఎన్నిమార్లు చెప్పాడంటే మొత్తం మనకి తత్వమసి అనేటువంటి మాట ఉపనిషద్వాంగ్మయంలో 9 పర్యాయాలు వస్తుంది ఇక్కడ చూడండి. కనుక 9 పర్యాయాలు చెప్పడం మాట మాటికి అది అభ్యాసము అని చెప్పాడు. అంత చక్కటి విషయం. దాని తర్వాత ఇంకా అపూర్వత, ఇది వరకు చెప్పని దాన్ని చెప్పడం, అది ఎలా వస్తున్నది అంటే అత్ర వికల సత్సౌమ్య ననిభాల యసే తంతోపనిషదం పురుషం పృచ్ఛామి ఇత్యాది విషయాలు మనకు కనబడుతున్నాయి. అంటే రూపాదుల్లేని ఆ బ్రహ్మము గురించి ఇతర ప్రమాణాలేవి తెలియజాలవు అని చెప్పాడు. అంటే అర్థమేంటి, ఇది వరకు ఎన్నెన్ని ప్రమాణాలు మనం చెప్పుకున్నాం ఏవి కూడా రూపము లేని దాని గురించి తెలియజేయలేవు, కనుక ఇది కొత్తగా చెప్పడమే. ఇది వరకు పూర్వం చెప్పనిది అంటే పూర్వం ఉన్నది ఏమిటి, కర్మకాండ. కర్మకాండంలో దీని గురించి చర్చ లేదు కదా, కనుక దాంట్లో వీటితో పొందగలవన్న విషయం అక్కడ చెప్పలేదు. ఇక్కడేం చెప్పాడు, తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అని ప్రశ్న. అంటే ఆ ప్రశ్న చూడండి ఎంత చక్కగా ఉన్నదో, ఔపనిషదం పురుషం పృచ్ఛామి, ఉపనిషత్ ప్రతిపాద్యమైన పురుషుడెవడో వాడిని అడుగుతున్నాను అన్నాడండి శిష్యుడు అనే మాట ఉపనిషత్తులోనే వస్తుంది మనకి. కనుక ఎక్కడ చెప్పనది ఉపనిషత్తులోనే చెప్పబడుతున్నది అనే విషయం అక్కడ ఉంది కదా. ఇది దీనికి అపూర్వత అని అంటారు. పైగా ఇందులో చెప్తున్నటువంటి ఆ మాటలో అపూర్వత అనే దాంట్లో స్పష్టమవుతున్నది. పైగా అత్ర వావకల సత్సౌమ్య ననిభాలయసే, ఈ మంత్రంలో ఉన్న అందాన్ని మనం చూస్తే చెప్పే తీరు ఇదివరకు చెప్పని విధంగా కొత్తగా చెప్పడం. అదేమిటంటే అక్కడ గురువు శిష్యుని పిలిచి ఆ నీరు చూపించి ఆ నీటిలో ఉప్పు కలపమంటాడండి. ఆ ఉప్పు కలిపిన తర్వాత ఉప్పుని పైనుంచి తాగని చెప్తాడండి, ఆ నీటిని పైనుంచి తాగంటాడు, తాగుతాడు. క్రింది నుంచి తాగంటాడు, మళ్ళీ వాడు ఆచమనం చేస్తాడు. మధ్యలోంచి తాగంటాడు, మళ్ళీ ఆచమనం. ఎలా ఉన్నాయి, మొదటి నుంచి తాగినా మధ్యలోంచి తాగినా చివరిలోంచి తాగినా ఉప్పగానే ఉందండి అన్నాడు. అందులో ఉప్పు ఎక్కడుంది బయటికి తీయనట్టండి, ఎక్కడుంది, ఎక్కడ లేదు, మొత్తం అదే అని చెప్పాడు. అదేవిధంగా ఆ జలమునందు ఉప్పు ఎలాగే సముదాయంలో మొత్తం కలిసిపోయింది, విడిగా ఇక్కడుంది అని నీటి అణువుల్లో లవణాణువుల్ని తీసి విడిగా చూపించగలవారు. అదేవిధంగా పరమాత్మ ఈ సముదాయంలో కలిసిపోయిన బ్రహ్మము, ఈ సముదాయంలో కలిసిపోయిన ఉప్పుని ఎలా నువ్వు చూడలేకపోతున్నావో, ఈ ప్రపంచ సముదాయంలో కలిసిపోయినటువంటి పరమాత్మను కూడా అలా తెలుసుకోలేకపోతున్నావు అనే విషయాన్ని చక్కగా చెప్తోంది మనకు ఉపనిషత్తు. ఇలాంటి ఒక అపూర్వమైనటువంటి మాటలతో వివరిస్తున్నది. పైగా ఫలం ఎంత గట్టిగా చెప్తున్నది అంటే, ఫలం చూడండి, ఇది తెలుసుకుంటే మోక్షం పొందుతావు అని ఫలాన్ని ఎంత గట్టిగా చెప్పింది, ఇది కదా ఫలం. ఏమని, తస్య తావదేవచరం యావన్న విమోక్షే అద సంపత్స్యే, అంటే ఈ దేహం రాలిపోవడమే ఆలస్యం విద్వాంసుడు విదేహ కైవల్యం పొందుతాడు అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం, మోక్షం శరీరం రాలిపోతే వస్తుందా? వేదాంత మోక్షం మాత్రం శరీరం రాలిపోతే రావడం కాదు, శరీరం ఉండగానే వస్తుంది. కానీ శరీరం రాలిపోతే అనే మాటకు ఇక్కడ అర్థం ఏంటి తీసుకోవాలి, శరీరం నేననేటువంటి అధ్యాస రాలిపోతే, ఇది అర్థం అనమాట, అధ్యాస రాలిపోవాలి. కనుకనే కర్మకాండలో మనం అనుకునే మోక్షములు అసలైన మోక్షములు కావవి, అవి లోకాంతర గమనములే, అది సుఖ అసుఖాల తారతమ్యములే తప్ప మోక్షములు కావు, గుర్తుపెట్టుకోండి. కర్మకాండలో వచ్చేటివన్నీ కూడా లోకాంతర గమనములే కదా, పూర్ణ మోక్షము కాదు. కానీ ఇక్కడ చెప్పేటువంటిది పూర్ణ మోక్షం అది, ఎందుకంటే శరీరం రాలిపోవడం అనేటటువంటి విషయం ఉన్నదే, అది అక్కడ మనకి పూర్తి సిద్ధం కాదు. ఈ శరీరం నుంచి ఆ శరీరంలోకి వెళ్ళడమే ఉంటుంది తప్ప శరీరం రాలిపోవడం అనేది అక్కడ లేదు. కానీ అటువంటి మోక్షాన్ని స్పష్టంగా చెప్తూ అది ఇవ్వగలదు ఈ జ్ఞానము అనే మాట ఇక్కడే కనబడుతుంది మనకి. కనుక ఫలాన్ని కూడా స్పష్టంగా చెప్పింది, అంటే మొత్తం బ్రహ్మజ్ఞానము మోక్షమునిస్తున్నది అనే విషయాన్ని చెప్పింది. తర్వాత విషయాన్ని అర్థవాదం, అర్థవాదం అంటే ప్రశంసించి చూపించడం, అది అనేక చోట్ల చక్కగా వివరిస్తూనే ఉన్నది. ఏనాశ్రుతం శృతం భవత్యమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతమితి, ఏది తెలియడం వల్ల ఇంతవరకు తెలియంది తెలుస్తున్నదో, ఇంతవరకు విననది వినబడుతున్నదో, ఇంతవరకు స్పష్టం కాని స్పష్టమవుతున్నదో, అటువంటి జ్ఞానమిది అని ఉద్దాలకుడు శ్వేతకేతువుతో చాందోగ్యంలో మనకు చెప్తూ ఉంటాడు. అన్నప్పుడు దాన్ని ప్రశంసించాడు కదా, అంటే ఇతరములు ఏ అన్నిటికంటే ఇదే గొప్పది అని చెప్పాడు కదా. ఏది తెలియడం వల్ల ఇంతవరకు వినది విన్నావో, ఇంతవరకు తెలియంది తెలుసుకున్నావో, ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అది ఏ పరమాత్మ అని స్పష్టం చేశాడు అంటే అది అర్థవాదం, అంటే ప్రశంసము, దాన్ని ప్రశంసించి చూపిస్తున్నాడు అని చెప్పాడు. ఇక ఉపపత్తి, ఉపపత్తి అంటే దాని యొక్క యుక్తిని చూపించడం, రకరకాల యుక్తులు. ఆ యుక్తులు చూపించడంలో ఉపనిషత్తు చూపించడం యుక్తులు అంతా ఇంత కాదండి, దాన్ని ఆధారం చేసుకుని భగవత్పాదులు మొదలైన వారు కూడా మంచి యుక్తులు చూపించారు. ఒక యుక్తి చూపిస్తాడు, ఇందాక మనం చూపించిన నీటిలో ఉప్పు కలపడాన్ని మీరు ఇటు కూడా తెచ్చుకోవచ్చు. దాన్ని యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని చెప్తున్నటువంటి ఉపనిషత్ వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మట్టి అనేటువంటి కారణ పదార్థం కుండగా మారింది, రకరకాల పదార్థములుగా మారినది. ఇన్ని రకాల పదార్థములుగా మారినప్పుడు నువ్వు రకరకాల పేర్లు పెట్టావు, దీనికి కుండ అన్నావు, ఇంకో దాన్ని బాణ అన్నావు, ఇంకో దాన్ని ప్రమిద అన్నావు, పేర్లు మార్చావు. ఇవన్నీ వాచారంభణం వికారం నామధేయం అక్కడ చెప్తున్నాడు. ఇలాగ పేర్లు మార్చి వికారములు బట్టి చెప్తున్నావు, కానీ వీటన్నిట్లో ఉన్న పదార్థం ఒక్కటే కదా, ఏమిటది? మృత్. అది సత్యమేది, వికారమేది? ఈ రెండు జాగ్రత్తగా తెలుసుకో. సత్యమేది? మట్టి. ఈ వికారములు పూర్వం లేనివి, ఇప్పుడున్నవి, తర్వాత పోయేవి. కానీ ఇవి పుట్టు పోతూ ఉన్నప్పటికీ వీటిలో కొనసాగుతున్నది మాత్రం అదే కదా. అదేవిధంగా ఈ జగత్తులో అన్నిటి ఎందు కొనసాగుతున్నటువంటి సత్య పదార్థం పరమాత్మయే. ఇది యుక్తి కాదా? ఇలాంటి యుక్తి వాక్యాలతో ప్రతిపాదన చేస్తుంది. కనుక శాస్త్రము తాను చెప్పదలుచుకున్న సత్యాన్ని ఎన్ని రకాలుగా చెప్తున్నదో చూడండి. ఉపక్రమ ఉపసంహారాలతోని, అభ్యాసంతోని, అపూర్వతతోని, ఫలంతోని, అర్థవాదంతోని, ఉపపత్తితోని చెప్తున్నది. ఇంకో చోట చాలా చక్కని మాట చెప్పింది, అది తెలుసుకోని వాడు ఏమవుతాడు? తెలుసుకుంటే మోక్షం పొందుతాం, సరేండి. ఇప్పుడు తెలుసుకోలేదు ఏంటి నష్టంట? అది కదా ప్రశ్న. ఎందుకంటే ఈ మాటలన్నీ శంకరులు ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? ఇప్పుడు మీకు తెలిసి తెలుసో తెలియకుండా ఈ మాటలు వినడం వల్ల ఏం జరిగిందండి? బోల్డ్ అని చాందోగ్యాలు లేదా ముండకాలు విన్నాము అనా చెప్పుకోవడం కాదు. బ్రహ్మము గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాం మనం, ఆఖరికి కావాల్సింది అదే కదా. బ్రహ్మం గురించే చర్చ, బ్రహ్మం గురించే మాటలు. బ్రహ్మము ఎంత విశేషమైన అంశము, కానీ మనస్సు దాంతో తాదాత్మ్యం చెందుతోందే లేదు. అదే కావాల్సింది, ఇది వినడానికి ఫలం. అది మీరు వింటున్నంతసేపు బ్రహ్మాభ్యాసమే. అదే చెయ్యమని వేదాంత పంచదశలో గురువుగారు విద్యారణ్యేశ్వరం వారు గట్టిగా చెప్పారు, ఇది బ్రహ్మాభ్యాసం చేస్తూ చేస్తూ ఉండాలండి. ఇంకా మనం సిద్ధావస్థ జ్ఞానంలోకి వెళ్ళలేదు, మార్గంలోకి వెళుతున్నాం, వెళుతూ ఉన్నాం, మార్గంలోకి కూడా వెళ్ళలేదు. మార్గం ఒకటే, శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్పినప్పుడు శ్రవణమన్న నిధిధ్యాసములే దీనికి మార్గం, మరొకటి లేదు. జ్ఞానసిద్ధి వస్తే ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తున్నాడు ఈయన. ఆ జ్ఞానావస్థ ఉన్నదే, అది కర్మావస్థ లాంటిది కాదు, అది జాగ్రత్తగా అది కూడా తేడా చెప్పాలి ఇక్కడ ఉపనిషత్ ప్రతిపాద్యంగా ఉపనిషత్ సహాయంతో. కనుక ఇప్పటి వరకు శృతి వాక్యాలు బ్రహ్మస్వరూపాన్ని ఎంత చక్కగా ప్రతిపాదిస్తున్నాయో చెప్పారు కదా. ఇక్కడ ఉటంకించిన వాక్యముల్లో కఠోపనిషత్తులో గొప్ప మాటను చెప్పారు గురుగారు. ఏమనంటే మృత్యోహో స మృత్యుమాప్నోతి యహిగ నానేవ పశ్యతి, ఏ ఇహ నానాయవ పశ్యతి, ఎవడైతే ఇక్కడ నానాత్వమును మాత్రమే చూస్తూ ఉంటాడో ఎక్కడ ఇహ. వేదాంతం చెప్పే మోక్షం మాత్రం ఇక్కడే రావాలండి, ఇది గుర్తుపెట్టి. ఇక్కడ రాకపోతే ఇంకెక్కడా రాదు, అదొకటి. ఇక్కడ కానీ తెచ్చుకోలేకపోతే ఇంకెక్కడా తెచ్చుకోలేవు అని గట్టిగా చెప్తుంది వేదాంతం. పైగా ఇక్కడే నీకు మోక్షం అని చెప్పగలుగుతుంది. కనుక వేదాంతం చెప్పినటువంటి మోక్షం ఎవరు చెప్పారు? వేదమే వేదాంతముగా చెప్తోంది కదా. మన మతం పేరేమిటి? వైదిక మతం, అంతే కదా. వైదిక మతమా వేదాంత మతమా? వేదాంతం కూడా వేదంలోదే కనుక వైదిక మతం అని అనుకుందాం. ప్రథమ రంగంలో పూర్వరంగంలో కర్మగా ఉంది, తర్వాత వేదాంతంగా పండింది, అంతే కదా. ఈ వేదాంత మతం ఒక్కడే చెప్తోంది మోక్షం ఇక్కడే అని. కాదయ్యా, పరలోకంలో మోక్షము అది కూడా చెప్పింది వేదం. పరలోకంలో మోక్షం అన్నమాట ఎవడో కొత్తగా మనకు చెప్పక్కర్లేదు. ఇక్కడ బాగా ఉంటే అక్కడ బాగుంటావు, ఇక్కడ బాగా లేకపోతే ఇంకో చోట బాధపడతావు అని కూడా చెప్పింది మనకి. ఏం వదిలిందో చెప్పండి. కానీ ఇందాక కర్మ మార్గంలో చెప్పింది ఇక్కడ బాగుంటే పరలోకంలో బాగుంటావు, లేకపోతే ఇంకో లోకంలో ఏడుస్తావు అనే మాట ఇతర మతాలు చెప్పచ్చు. అంటే వాళ్ళు చెప్పిన మాట మన సమగ్ర వేద మతంలో ఒక్క మాట అన్నమాట, తెలిసింది కదా. ఒక్క మాట వాళ్ళు చెప్పారు, కానీ మనం దాని పై మాట చెప్పామన్నమాట. ఏంటా పై మాట? ఎక్కడో కదరా మోక్షం ఇక్కడే అన్నాడు, ఎంత బాగుందండి. కనుక ఇక్కడే నీకు మోక్షం అన్న మాట బాగుందా? ఎక్కడో మోక్షం అన్నాడు బాగుందా చెప్పండి. మరి వేదాంతమే భయపడ్డం ఎందుకు? నీకు ఇంత అందమైన హామీ ఇస్తోంది వేదాంతమే, నీకు ఇక్కడే మోక్షం గ్యారంటీ అని చెప్పేటటువంటి అభయవచనాన్ని మనం విడిచిపెట్టి ఈ ఎక్కడో పరలోకమునందు సుఖపడేదును అనుకుంటే ఏం లాభం అండి ఇక్కడ? కానీ వేదాంతం ఎంత భయాన్ని ఇస్తున్నది. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇహ ఇక్కడ ఎవడు నానాయవ పశ్యతి, నానాత్వమును మాత్రమే చూస్తాడో వాడు గతి ఏమిటంటే మృత్యోహో సమృత్యుం ఆప్నోతి, మృత్యువు నుంచి మృత్యువును పొందుతాడు వాడు అన్నాడు. చక్కటి మాట. వాడు చావు నుండి చావుకెళ్తాడట, అందుకని చచ్చి మళ్ళీ పుడతాడని చెప్పలేదు. పుట్టడం కూడా చావే వాళ్ళ దృష్టిలో. ఏమిటయ్యా మృత్యు అంటే? ప్రమాదం వై మృత్యు మహంబ్రవీమి, మళ్ళీ చెప్తుంది ఉపనిషత్తే. తనని తాను తెలుసుకోకపోవడమే మృత్యువు. ఎంత గొప్ప మాట! మృత్యు లక్షణం కలిగింది నువ్వు అనుకుంటున్నంతకాలం నువ్వు మర్త్యుడవే. ఒకటే మాట, దేనికి మృత్యు లక్షణం ఉందో అది నువ్వు అనుకుంటున్నావా లేదా? అది అనుకుంటున్నంతకాలం, చచ్చే లక్షణం ఉన్నదాన్ని నేను అనుకుంటున్నంతకాలం నువ్వు చచ్చువాడవే. నేను ఇంత పచ్చిగా చెప్పాననద్దు, సంస్కృతాన్ని తెలుగులో చెప్పాను అంతే, నేను ఆంధ్రీకరించాను. మర్త్య అంటే చచ్చువాడు, ఇది అర్థం. సంస్కృతంలో చెప్తే బిరుదులా వినబడుతుంది, తెలుగులో చెప్తే తిట్టులా కనబడుతుంది. కానీ ఎవరయ్యా చచ్చువాళ్ళు చచ్చుగాళ్ళు అంటే, చచ్చేదే నేననుకునే వాళ్ళందరూ చచ్చువాళ్లే, చావనది నేననుకునే వాళ్లే అమృతస్వరూపులు. ఒకటే మాట చెప్పండి. కనుక అమృతస్వరూపం ఎప్పుడొస్తుంది? చచ్చేకొస్తుంది, చచ్చేకరాదు. అందుకే నానాత్వాన్ని చూస్తున్నంతకాలం చావు నుండి చావులోకి వెళ్తావు. ఏం కఠోపనిషత్తు మాట అండి, కఠోరం కుఠారంలా చెప్పింది ఆ మాట. కానీ ఎంత సత్యాన్ని చెప్పింది! పైగా ఇంత చక్కగా వేదాంతం అది చెప్తూ ఉంటే ఓ పురపక్షి, వేదాంత వాక్యములు కర్మ విధి వాక్యాలు అంటావా నువ్వు? ఎందుకంటే వాళ్ళు అక్కడ పట్టుకున్నారు. ఎందుకంటే వేదం చివరి మాట అంటే జడ్జిమెంట్, ఏం చెప్పిందో వినాలని అందరికీ చాలా తాదాత్మ్యం ఉంటుంది. చిట్ట చివరికి లాయర్లు ఎంత వాదించుకున్నా చిట్ట చివరి జడ్జిమెంటే కావాలి మనకి. అది వేదాంతము, వేదము చెప్పిన తీర్మానం. ఈ డెఫినేషన్ శంకరులు ఇచ్చారండి, వేదాంతానికి అద్భుతమైన డెఫినేషన్ శంకర భగవత్పాదులు వారు ఇచ్చారు. వేదము చెప్పిన చివరి మాట, చివరి మాట అంటే జడ్జిమెంట్, తీర్మానం, అదే వేదాంతం. అదేమిటి? బ్రహ్మమేవ సత్యం, బ్రహ్మమే సత్యం, ఆ బ్రహ్మమే నువ్వు. ఇది కదా వేదాంతం చెప్పిన అదే చివరి మాట. దాన్ని మించిన పై మాట ఉందా? జడ్జిమెంట్ ఇచ్చాక మరి పై మాట లేదు, అదనమాట. దాన్ని ఇక్కడ వివరించి చూపిస్తున్నారు. అయ్యా, ఇంత స్పష్టంగా వేదాంత శాస్త్రము బ్రహ్మమునే సమన్వయిస్తూ ఉంటే, అంటే వేదాంతము బ్రహ్మమునే సమన్వయిస్తోంది, తత్ సమన్వయాత్, అది కాక అది విధివాక్యములని కర్మవాక్యాలని ఉపాసన వాక్యాలని వాటికి మరో అర్థం చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తారు మీరు? ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తే రెండు దోషాలు ఉంటాయన్నాడు. ఇంత స్పష్టంగా వేదాంత బ్రహ్మమును చెప్తుంటే అది కాకుండా ఇది కర్మను చెప్తోందంటే రెండు దోషాలు వచ్చాయి. అది శృతహాని అశ్రుత కల్పన అనే రెండు దోషాలు వచ్చాయన్నాడు ఇక్కడ. శృతహాని అంటే స్పష్టంగా కనబడుతున్న అర్థాన్ని వదిలేయడం శృతహాని. శృతం అంటే స్పష్టంగా కనబడుతున్నది, ఇక్కడ అర్థం అన్నమాట. స్పష్టంగా కనబడుతున్న అర్థాన్ని పక్కకు తీసేసి లేనిదాన్ని సృష్టించడం అశృత కల్పన. కనుకనే ఇక్కడ పైగా ఇంకో మాట చెప్తున్నాడు, తత్కేనకం పశ్యేత్, బృహదారణ్యకోపనిషత్తు. పరమాత్మ దేనితో చూడబడగలవయ్యా నువ్వు, దేనితో చూడలో, కేనకం పశ్యేత్, దేంతో దేన్ని చూస్తావు అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ బ్రహ్మ విషయంలో దేనితో చూడగలవు బ్రహ్మం ఇక్కడ. ఉదాహరణకి కంటితో అన్నిటి చూస్తున్నావు చాలా సంతోషం, కన్నును దేనితో చూడగలవు? గొప్ప మాట వేశారు చూడండి, కన్నుతో అన్నిటినీ చూస్తున్నావు, కంటిని దేని చూడగలవు? అప్పుడు కన్ను ఎలా తెలుసుకోగలవు? కన్నుందని ఎలా తెలుసుకోగలవు కన్నుని చెప్పండి. అద్దం ముందే నిలబడి ఇలా మాట్లాడు దయచేసి, అవన్నీ పక్కన పెట్టండి. కన్నుందని ఎలా తెలుసుకోగలం? అన్నీ చూస్తున్నాం గనక చూసే కన్ను ఒకటి ఉందని తెలుసుకున్నాం, అర్థమైంది కదా. కనుక ఏదైనా మనం చూడలేకపోతే నా కన్ను కనిపించట్లేదండి అంటే అప్పుడు కళ్ళు లేవండి అని మాట వచ్చేసింది. అంటే దేనివల్ల అన్నీ చూడగలుగుతున్నామో అది నేత్రము అనే మాటకు వచ్చేవా లేదా? అదేవిధంగా దేనివల్ల నేనున్నాను అని అనుకోగలుగుతున్నావో అదే ఆత్మ. ఒకటే విషయం చెప్పండి, ఇక్కడ తెలిసిపోయింది. ఇంకా శరీరం అది ఇదం ప్రత్యయమే, అహం ప్రత్యయం కాదు, ఇంత స్పష్టంగా వివరం ఉంది కదా. అలాగా తత్కేన కంపశ్యేత్ ఇత్యాది విషయాలు చెప్తున్నాయి కనుకనే జ్ఞానము అనేటువంటిది అక్కడ క్రియ గాని కరణము గాని కర్త గాని లేదన్నాడు ఇక్కడ. అంటే కర్త జ్ఞానం చేసేవాడు, జ్ఞానం తయారు చేసేవాడు ఒకడు లేడు. అలాగే దాని కరణముల్లో ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఆజ్యపాత్రలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాగే జ్ఞానానికి ఎక్విప్మెంట్స్ ఏం లేవు, నీకు చేసేవాడు కూడా లేడు. వాడే బ్రహ్మమని చెప్తున్నాడు, చేసేవాడే ఉన్నాడు, ఇది వివరించారు. కనుకనే వేదాంతము చెప్పినటువంటి విషయం అంతా వేరు. అయితే ఇక్కడ ఒక మాట, అయ్యా మీరు చాలా బాగా చెప్పారు, సంతోషం, క్రియాకర్త కర్మ ఇత్యాదులు ఏవి లేవని చెప్పారు. లేవన్నప్పుడు ఉపదేశం ఎందుకు? అదొక్కటి, బ్రహ్మమే అంతా ఉన్నది, ఆ బ్రహ్మమును విను, ఆ శ్రోతవ్య మంతవ్య అన్నప్పుడు చెయ్యు విను అనే చెప్తున్నా కదా, మరి ఇది క్రియ కాదా? చేసేవాడు వినేవాడు అప్పుడు కర్త కాడా? చెయ్యబడేది లేదా వినబడేది మననం చెయ్యబడేది బ్రహ్మము అన్నప్పుడు అక్కడ దానికి ఫలం అనేది లేదా? కర్త ఉంది, క్రియ ఉంది, ఫలం ఉన్నది, మరి దానికి కర్మకాండకి ఏంటి తేడా అని అడుగుతున్నారు. అది చాలా జ్ఞానకాండకి దీనికి కర్మకాండకి ఏంటి తేడా, ఇది ప్రశ్న వచ్చింది కదా. దాన్ని జాగ్రత్తగా పరిహరిస్తున్నారు గురుగారు. ఇక్కడ చూడండి, ఇదేమిటంటే నాయన సిద్ధ వస్తువు, అది సిద్ధ వస్తువైనది. ఎందుకంటే ఉపదేశానికి ఉండాల్సిన లక్షణాలు రెండుట, హేయము ఉపాధేయము, చెప్పేది ఉపదేశము. ఇది గుర్తుపెట్టుకోండి, ఉపదేశానికి ఉండవలసిన లక్షణం ఏంటి? హేయము ఉపాధేయము. హేయమంటే ఇది విడిచిపెట్టు, విడిచిపెట్టవలసింది హేయము, పట్టుకోవలసింది ఉపాధేయము, అంతే కదా. దీన్ని చెప్పేది ఉపదేశము. కనుక ఉపదేశం వల్ల మీకేం తెలియాలి? సత్యమును పలుకుము అనగానే సత్యం పలకడం అనే దాన్ని పట్టుకుని అసత్యమైన దాన్ని మానివేయడం అని కనబడుతుంది కదా. కనుక విధి నిషేధము అన్న హేయము ఉపాధేయం అన్న ఇదే. కానీ బ్రహ్మము హేయము ఉపాధేయము. ఇప్పుడు బ్రహ్మం గురించి తెలుసుకున్నాం, తెలుసుకున్నాక బ్రహ్మమును పట్టుకునుట లేదా విడిచిపెట్టుట రెండులో, ఎందుకంటే ఉన్నదే అదైనప్పుడు దాన్నే పట్టుకుని ఇంకోటి విడిచిపెట్టమన్నప్పుడు కదా ఇది పట్టుకో ఇది విడిచిపెట్టు అని చెప్పదు, ఉన్నదే అది. కానీ హేయోపాధేయ వర్జితమైనటువంటి పదార్థాన్ని లేదా సత్యాన్ని నువ్వు ఏమని ఉపదేశిస్తావయ్యా? కనుక ఇది ఎలా ఉపదేశం అవుతుంది వేదాంత శాస్త్రం? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కనుక వేదాంత శాస్త్రం కూడా కర్మ అనుకుంటేనే హాయిగా ఉంది అంటాడు కర్మపాది. వీటన్నిటి ఖండిస్తున్నారు, కాదు నాయన. ఇక్కడ ఈ మాట వింటూ ఉంటే మీకు మళ్ళీ లలిత శాస్త్రం గుర్తు రావాలి. ఏంటది హేయోపాధేయ వర్జిత అంటే ఆవిడ బ్రహ్మ పదార్థమే అని ప్రతిపాదన జరుగుతుంది, మనం పట్టుకోగలగాలి. మొత్తానికి పైగా సాధారణంగా శాస్త్రం అనేటప్పుడు ఉండవలసిన నిర్వచనం ఏమిటంటే ఆమ్నాయస్య క్రియార్థత్వాద్ అనర్థక్యమతదార్థానాం అని జైమిని సూత్రాల్లో ఒక మాట చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే వేదం క్రియని బోధించడానికే ఉంది, క్రియని బోధించనివన్నీ వ్యర్థములే. ఇదండి జైమిని సూత్రాల్లో ఒక సూత్రం. ఇది ఏమన్నాడు ఇందులో, వేదము క్రియని బోధించడానికి ఉంది, అంటే ఇది చెయ్యు ఇది చెయ్యకు అని చెప్పడం కోసం వేదం ఉన్నది, అలా చెప్పనవని వ్యర్థములే. కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇలాంటి మాటలన్నీ నువ్వు బోధిస్తే అది వ్యర్థము కాదా? అది అంటున్నాడు. ఇక్కడ అర్థమైంది కదా, వ్యర్థమే కదా అది. ఎందుకు బోధించాడా అక్కడ? ఇది చెయ్యి, అది చెయ్యికను ఉందా అండి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఎందుకంటే వేదాంతం బ్రహ్మమును ప్రతిపాదించినది అన్నప్పుడు వేదాంతం అంటే వేదంలోనే భాగమే కదా. అది క్రియను బోధించనప్పుడు అది వ్యర్థమే కదా మా సూత్రం ప్రకారం. అంటే దానికి ఇక్కడ, నాయన నువ్వు కర్మకాండకి సంబంధించిన సూత్రాన్ని తీసుకొచ్చి బ్రహ్మకాండకి జ్ఞానకాండకి అంటించకో, అది ఇక్కడ చెప్పాడు. అది అక్కడ విషయం, అది ఇక్కడ తీసుకొచ్చారు పెట్టకు. దాని ఫలం వేరు, దీని ఫలం వేరు, దాని స్వరూపం వేరు, దీని స్వరూపం వేరు. దీన్ని బట్టి మనకేం బోధ చేస్తున్నాడండి? మనకేం బోధ అంటే కర్మలతో జ్ఞానము రాదు అది మనకు బోధిస్తున్నాడు. ఇది ప్రధానమైన బోధ. కర్మల కుప్పల వల్ల జ్ఞానము రాదు, ఇది విషయం. అందుకే ఈ ప్రతిపాదన. అయితే ఇందులో వేదాంత వాక్యములలో కొన్ని మంచి మంచి విషయములు ఉన్నాయి కదా, ఇది శ్రోతవ్య మంతవ్య ఇది చెప్పేటప్పుడు. ఆత్మావారే ద్రష్టవ్య అన్నప్పుడు, విజిజ్ఞాసితవ్య ఆత్మనే తెలుసుకో అని చెప్పేటప్పుడు స్పష్టంగా క్రియగా బోధిస్తూ ఉన్నాయి కదా అన్నదానికి వాళ్ళు ఏమి నిర్వచిస్తున్నారు చూడండి. కర్మకాండవాదులు విధి విషయ ప్రతిపత్తి విషయతయా ఇత్యర్థ అన్నారు. దీన్ని మనకు అర్థమయ్యే మాటలో చెప్పుకుందాం. అంటే ఉపాసనకి ఇది క్రియగా అనుకోవచ్చు కదా అన్నారు ఇక్కడ. ఎందుకంటే వేదాంతము యందు ఉపాసనలు చాలా చెప్పబడుతున్నాయి కనుక ఇది కూడా ఒక ఉపాసనయే. బ్రహ్మమును ఉపాసించుము అనే అర్థంలో చెప్పినట్టు అనుకోవచ్చు కదా అన్నారు ఇక్కడ. బ్రహ్మమును ఉపాసించు, ఎందుకంటే ఇలాంటి ఉపాసనల విషయం మనకి వేదాంత శాస్త్రంలో చాలా చోట్ల ఉపాసనల గురించి కూడా చెప్పారండి. ఎక్కడెక్కడ చెప్పారు అంటే వేదాంతంలో మన పంచాగ్ని విద్య ఇత్యాది ఉపాసనలు చెప్పారు. అంతేకాదు మనో బ్రహ్మేతు ఉపాసీత, ఆదిత్యో బ్రహ్మేతు ఉపాసీత, ఈ ఉపనిషత్తుల్లోనే కనబడతాయి మాటలు. మనస్సుని బ్రహ్మమని ఉపాసించము, ఆదిత్యుడు బ్రహ్మమని ఉపాసించము అని ఉపాసనా భాగము కూడా చెప్పారు కదా. కనుక ఆయా దేవతలని ఉపాసించడం ఉన్నది. అలాగే ఛాందోగ్యంలో ఉన్నటువంటి పంచాగ్ని విద్య ఇవన్నీ ఉపాసనలే కదా. అదేవిధంగా ఉపాసనకి అంగముగానే ఇందులో చెప్పబడినటువంటి వాక్యములన్నీ ఉన్నాయి. అంతేగాని ఇది ప్రత్యేకంగా బ్రహ్మము జ్ఞానం అనేది కాదు అనే విషయాన్ని చెప్తే, నాయన ఉపాసనల అంశములు వేదాంతములు ఉన్న మాట వాస్తవమే, కానీ అందులో కూడా ఆ ఉపాసనల కోసం చెయ్యబడినటువంటి ఆ వాక్యములు మాకు అంగీకారం. అక్కడ చెప్పబడినటువంటి దేవతలను ఉపాసించాలి అని చెప్పారు వేదాంతం కాదను. కానీ అక్కడికక్కడే ఆగకుండా ఆ వాక్యములను విడిగా చెప్తూ అద్వితీయమైన బ్రహ్మమును గురించి వాక్యములు మళ్ళీ విడిగా చెప్పింది, దానికి అంగముగా చెప్పలేదు, ఇది ఉపాసనకు అంగముగా చెప్పబడలేదు. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మమే నీవు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ మాటలన్నీ ఉపాసనకు అంగములు కావివి, అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. అందుకే ఉపాసనకి దీనికి సంబంధం లేదు. కనుక కర్మలు చేయడం మానేయండి అన్నారంటే అర్థం యజ్ఞాది లేదు కాబట్టి ఉపాసన, ఉపాసన కూడా ఇక్కడ చెప్పలేదు. జ్ఞాన మార్గాను ఉపాసనకు సంబంధించింది కాదు, అది కూడా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే అద్వితీయమైన బ్రహ్మము అని తెలిసాక ఎవడెవడిని ఉపాసిస్తాడయ్యా, ఇది ఈ విషయాలు చెప్తూ. కనుకనే అక్కడక్కడా చెప్పినటువంటి దేవతా విధానములు, ఈ ప్రతిపత్తి విధి అంటే ఇది, ఉపాసనకి ఈ విధంగా చెయ్యు అని చెప్పలేదు. అంటే నాయన ఇక్కడ నువ్వు పరిశీలించితే మరి ఎందుకువి చెప్పినట్టు అంటే, దాన్ని చూడవయ్యా అని చెప్పారంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక తాడును చూసి మనం పాము అనుకున్నాం, తాడును చూసి పాము అనుకున్నాము అన్నప్పుడు అక్కడికి వచ్చి బాబు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ ఇది తాడే అంటాడు ఒకడు దీపం వేసి. వాడు అన్నాక నువ్వు కొంచెం నీ బుద్ధి ఉపయోగించి కావలసిన టెస్టులు చేసుకుని అవును తాడే అని నిర్ధారించుకున్నావు అవును కదా, ఇది ఉపాసన. తాడుని పాముగా తెలుసుకోవడం ఉపాసనయా ఇది అడుగుతున్నాడు ఇక్కడ. అంతేగాని ఈ తాడుని కొంత ఈ పాముని తాడుగా భావించు భావించు భావించు భావించు, ఉపాసన అంటే అది ఒకటి వచ్చింది. నీ మనస్సును ఒక భావనగా ఒక ఏకాగ్రంగా నిలపాలి. కనుక ఇంతవరకు తాడుని చూసి పాము అనుకున్నావు, పాము అనుకుంటున్నసేపు పామే, అప్పుడు నువ్వు తాడు చూడలేదు. అప్పుడు ఏమనుకోవాలంటే ఇది పాము కాదు తాడు, ఇది పాము కాదు తాడు అంటూ భావిస్తూ ఉంటే తాడైపోయిందా? అది చెప్తున్నారు జ్ఞానానికి ధ్యానానికి ఉన్నటువంటి చిన్న తేడా. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ, అది చెప్తున్నారు. పాముని తాడుగా ధ్యానిస్తావా, ఇంతవరకు తాడుని పాముగా అనుకున్నాం, ఇది కాదు ఇది తాడు అని తెలుసుకోవడానికి ధ్యానం కావాలా జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలి. అంతేగాని ఈ పాముని తాడుని ధ్యానించినంత మాత్రం ఏమీ ప్రయోజనం లేదు, భయం అలాగే ఉంటుంది. కనుకనే అలాంటి క్రియ కాదు కనుక వేదాంతం చెప్పేటటువంటిది ఏం చెప్తున్నదంటే దాని ఎరుకను కలిగిస్తుంది తప్ప అది దాన్ని తెలుసుకో అని చెప్తోంది, కానీ దాన్ని భావించు అని చెప్పలేదు. ఇది చిన్న తేడా ఉపాసనలోకి దీనిలోకి. అందుకే ఆ వాక్యములు దీనిలో కలపకయ్యా. ఎందుకంటే ఇది సర్పం కాదు తాడే అని గురువాక్యం ద్వారా తెలిసి నువ్వు స్పష్టం చేసుకున్నాక ఇంకా భ్రాంతి పోయింది, భయం పోయింది అన్నాడు. మీరు అలా చెప్తారు కానీ వేదాంత వాక్యములు చెప్తూ కూడా ఇది సర్పము కాదు తాడే అన్నవాళ్ళు, ఇది దేహము కాదు ఆత్మయ అన్నవాళ్ళు, మరి వీళ్ళందరూ మళ్ళీ సంసారంలో పడట్లేదా అన్నాడు. మరో మాట వేశాడు వాడు. అంతే కదా, ఇప్పుడు మనం కూర్చుని తేల్చేసుకున్నాం, భలే భలే అన్నాం, అవును నేను దేహమును కాదు నేను ఆత్మయే. ఎంత బాగుందండి వింటున్నంతసేపు, ఎంతసేపు వింటున్నంతసేపు చాలా బాగుంది. తర్వాత మన పరిస్థితి ఏమిటి? అంతే కదా. కాదు, ఇక్కడ ప్రశ్న వేశాడు బాబు, మీరు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇదిదే అంటే కరెక్ట్, యుక్తులు చెప్పో చమత్కారాలు చెప్పో వాక్యాలు చెప్పో అన్నీ చెప్పో, మరి ఇలా మాట్లాడినటువంటి మీరందరూ కూడాను మళ్ళీ ఏమవుతున్నారు, మళ్ళీ సంసారంలో ఉంటున్నారు కదా. మరి సంసారంలో ఉన్నప్పుడు దేంటి దానివల్ల ప్రయోజనం? ఈ ప్రశ్నలన్నీ సంధించేయండి. వీటన్నిటి పరిష్కరించుకుంటూ వస్తున్నారు శంకరులు. ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూసారా? మనం కలిపేసుకుంటున్నాం ధ్యానాన్ని జ్ఞానాన్ని కలిపేస్తున్నాం, ఆత్మవిచారాన్ని కర్మని కలిపేశాం, ఉపాసన్ని జ్ఞానాన్ని కలిపేశాం కదా. చక్కగా వేరు చేస్తున్నారు గురువుగారు వాటన్నిటిని, ఎంత చక్కగా. కర్మ బ్రహ్మ విద్యా ఫలయోర్ వైలక్షణ్యాత్, కర్మ బ్రహ్మ విద్యా ఫలయో వైలక్షణ్యాత్. నాయన ఈ కర్మకి ఈ బ్రహ్మమునికి ఫలములో కూడా వైలక్షణ్యము విలక్షణత ఉంది అన్నాడు ఇక్కడ. అది కూడా తెలుసు, విలక్షణత అంటే స్పష్టమైన తేడా. కర్మ వల్ల వచ్చే ఫలం ఏమిటి, జ్ఞానం వల్ల వచ్చే ఫలం ఏమిటి, కొంచెం విచారణ చేద్దాం. ఇప్పుడు కర్మ అంటే ఏమిటి వెళదాం. ఇదంతా కూడా సాధనకు పనికొచ్చాను, శాస్త్ర చర్చలు కావు, దయచేసి ఏమనుకోవద్దు. మనం విచారణ చేసుకుంటూ ఉంటే ఏది పరిహరించాలో ఏది స్వీకరించాలో మనకే తెలుస్తున్నది. మొత్తానికి ధర్మము కర్మనంతటి కలిపి ధర్మం అనుకుందాం. ధర్మం విధి చోదల లక్షణము, ప్రతిషేధ చోదనా లక్షణము అని ధర్మం రెండు విధాలుగా చెప్పబడుతున్నది. అంటే విధి చోదనా లక్షణం అంటే ఇది చెయ్యని ప్రేరేపించేది, ప్రతిషేధ చోదనా లక్షణం అంటే ఇది చెయ్యకూడదని చెప్తూ ఉంటుంది. అంతే కదా. మీరు వేదంలో ఎన్ని మాటలు ఉంటాయంటే ఉదయిస్తున్న సూర్యుని చూడవద్దు అని వేదం చెప్పింది, చూస్తే ఏంటండి అని తర్కాలు చేయగల శాస్త్రం చెప్పింది. ఎందుకు చెప్పింది దానికి తెలుసు, అర్థమైంది కదా. ఉదయిస్తున్న సూర్యుని అందుకే నేను ఇంట్లో పడుకుంటానండి అని చెప్పడం కాదు, ఇక్కడ నిద్ర లేగానే బింబాన్ని చూడకది ఇక్కడ. ఇలాగ నిషేధం చెప్పింది, సూర్యోదయ సమయంలో నిద్రపోరాదు, ఇది కూడా నిషేధం. ఆ సమయంలో నువ్వు సంధ్యాది క్రియలు చేయాలి, ఇది విధి. ఇలాగ శాస్త్రము విధి నిషేధము చెప్తూ ఉంటుంది. ఈ విధి నిషేధాలు వీటి ధర్మ అధర్మములు అని కూడా మనం అనుకుంటాం. కర్మశాస్త్రంలో ఈ రెండు చెప్పబడుతున్నాయి, ధర్మము అర్థము అధర్మము అనర్థము. కనుకనే అనర్థ అర్థ రూపముగా చెప్పబడుతున్నది. అయితే అర్థరూపమైన ధర్మం వల్ల నీకు సత్ఫలితాలు లభిస్తున్నాయి, అనర్థరూపమైన అధర్మం వల్ల నీకు దుష్ఫలితాలు లభిస్తున్నాయి. అది క్లియర్గా అయిపోతుంది కదా, అర్థమైపోతుంది కదా, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. కనుకనే మనకిప్పుడు ధర్మం వల్ల వచ్చే ఫలం ఏమిటి, అర్థం ప్రయోజనం, అధర్మం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, అనర్థం. కనుక అర్థం ఏంటి, సుఖం, అనర్థం ఏంటి, దుఃఖం. నేను చెప్పాను పురుషార్థాల్లో ఒకటే అర్థం, నాలుగు అర్థాల్లో ఒకటే అర్థం అని చెప్పుకున్నా ఏమిటి అర్థం, సుఖమే అని అందరికి అర్థం. ఆ అర్థము దేనివల్ల వస్తుంది, ధర్మం వల్ల. దీనివల్ల ఏమొస్తుంది, దుఃఖం. కనుక ధర్మం వల్ల సుఖం వస్తుందని శాస్త్రం చెప్తుంది కదా, మరి నువ్వు జ్ఞానం వల్ల ఇచ్చే సుఖం ఎలాంటిది, మరి తెలిస్తే కదండి మేము ఈ మార్గాన్ని ఒప్పుకుంటాం. కనుక ఇటు అటు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నాయన సుఖం అన్నావే ధర్మం వల్ల సుఖం వస్తుంది అని, సుఖాలు అందరం పొందుతున్నాం లోకంలో, చూడండి సుఖాలు అందరం పొందుతున్నాం, కానీ సుఖాల్లో తారతమ్యాలు ఉన్నాయా లేవా, ఇది ప్రశ్న విషయాడు. సుఖాల్లో తారతమ్యాలు ఉన్నాయా లేవా? ఒకడు హెల్దీగా తిరుగుతుంటాడు మన కళ్ళ ముందే, వాడి కళ్ళ ముందే మనం నానా రోగాలతో బాధపడుతూ ఉంటాం, ఇద్దరం మానవులమే. వాడి మీద ఒక్కడు దుఃఖం కూడా వచ్చేస్తుంది, ఆ వ్యాధులన్నీ నాకే రావాలా, వీడికి ఒక్కడు కూడా రాకూడదా అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, ఇదో బాధ. కనుక మనకి ఒకే స్థలంలో, తలం అంటే లెవెల్, ఉన్నటువంటి మానవులుగా ఉన్న మన అందరిలోనే సుఖతారతమ్యములు లేవా? అదేవిధంగా ఈ రోగాలతో బాధపడుతున్న వాడికి బోల్డ్ సంపదలు ఉంటాయి, మంచి దృఢంగా ఉన్నవాడికి దరిద్రుడు, వాడికి అసూ ఇట్టించు ఇంకో రకంగా ఉంది, అంతే కదా. ఇలాగా సుఖతారతమ్యం లోకంలో కనబడుతుంది. సుఖతారతమ్యం అనేది మానవుల మధ్యనైనా, మనుష్యులు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు దేహధారులలో సుఖతారతమ్యం ఉన్నది. చక్కటి మాట చెప్పాడు. ఎక్కడి దాకా ఎక్కడి నుంచి తీసుకుంటు కొన్ని లోకాలన్నిటి కలిపి ఒక్కచోట పెట్టాడండి. ఎంత బాగుంది, మనం ఎక్కడ తిరగక్కర్లేకుండా అన్ని లోకాల్లో ఒకటే సబ్జెక్ట్. ఒక మహాత్ముడు తపస్సు చేస్తున్నట్ట, ఆ తపస్సుకు సంతోషించి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యేట. ఇవన్నీ అద్భుతమైన కథలండి, వేద పురాణాల్లో ఉన్నాయి. ప్రత్యక్షమై నీకేం కావాలి అని, నాకేదో ఇవ్వాలి నీకెందుకు అనిపించింది అన్నట్టండి. ఎంత గొప్ప మాట చూడండి, తపస్సు చేస్తుంటే నాకేదో ఇవ్వాలి నీకెందుకు అనిపించింది అని. అంటే నువ్వు చేసిన తపస్సు ఏదో పొందడానికి యోగ్యమైనది. ఏదో అంటే అదే రావచ్చు కదా, అంటే అలాంటివి కొన్ని ఉన్నాయి, అందుకే నీకు సెలక్షన్ చాయిస్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నాడు. ఏమిటేటి ఉన్నాయని అడిగాడు. స్వర్గలోకం, చంద్రలోకం, వరుణలోకం, ఇప్పుడు నువ్వు చేసిన తపస్సుకి, ఇంతవరకు చేసిన తపస్సుకి ఫలితములు. అవునా, అక్కడ మళ్ళీ నువ్వు నేను తేడా ఉంటుందా? ఉంటాయి, అక్కడ కూడా బోల్డ్ అంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళ మధ్యన ఉంటాయి. ఇక్కడ సుఖాలు ఏమిటి? అబ్బా, రోగం అనేది రాదు, రుష్టి అనేది రాదు, అన్ని భోగాలు అందుబాటులో ఉంటాయి, సుఖంగా తిరగచ్చు. అవునా, ఎంతకాలం ప్రశ్న వేస్తే లెక్క కట్టాడు. ఇదిగో ఎంతకాలం అంటే, ఒకడు ముందు మొదటి నెగిటివ్ ఏంటంటే కొంతకాలం తర్వాత ఉండవు అని తెలిసిపోయింది. ఇది ఇంకా బాధ అండి, మొదటి దరిద్రం ఉంటే బాధ లేదు, కొంతకాలం సుఖాల నుంచి అట్పడీమని పడితే అది ఒక పెద్ద దరిద్రం. కనుక ఇదే నయం. సరే ఇంకేంటి, ఇక్కడ తేడాలు ఉంటాయి, మనుషులు ఉంటారా? ఇక్కడ మనుషులు, అక్కడ దేవతలు అనుకుందాం, వాళ్ళు ఉంటారు, ఉంటారు. వాళ్ళల్లో కూడా అసూయలు ఉంటాయా, ఈర్ష్యలు ఉంటాయా? ఉంటాయి. ఇద్దరంటూ ఉంటే పోలికంటూ ఉంటుంది, అదంటూ ఉంటే ఇదంటూ ఉంటుంది అన్నాడండి. మరి ఇక్కడవన్నీ అక్కడ ఏడుస్తున్నప్పుడు ఏడుపుది ఇక్కడే ఏడవనీయో, నాకు అక్కర్లేదులే అన్నట్ట. ఎంత చక్కగా చెప్పాడండి. అయితే నువ్వు, నీకు నేను లాభం లేదనమాట అన్నాడు. ఇప్పుడు ఈ తపస్సు ఏమైపోయింది? జ్ఞానం వచ్చిందని మీరు అన్నారు, వాడాలే. ఎందుకు అనవసరంగా మనం వెళ్ళిపోవడం కన్క్లూజన్స్కి, ఏవి ఎక్కడ విని చదివేసి ఇక్కడికి రండి. ఇప్పుడు ఏమైపోయింది వీడి తపస్సు? తపస్సుకు ఫలితం అక్కలేదు, తోసాడు. ఏమైపోయింది వీడికి? అది వీడి చిత్తాన్ని శుద్ధి చేయడం పనిచేసుకుంది. కానీ ఇంకా ఆ పని లేదు కనుక ఈ పని చేయడం మొదలెట్టింది. చిత్తశుద్ధికి హేతువైపోయింది, క్రమంగా తెలిసి వచ్చింది ఇవేవీ లేని ఒక సుఖం కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ఇలాంటి నానా, అక్కడ మళ్ళీ నానా నానా, ఎక్కడ నానా ఉంటే అక్కడ మృత్యువే. ఏ లోకంకి వెళ్ళి ఇదే గోళ, నానా గోళ. కనుక ఈ నానా గోళ మృత్యు అయిపోయింది వాడికి. కనుక నానా లేని గోళ ఏదో తెలియాలి అంటే, ఇది తపస్సు వీడు ఎలాగో నన్ను వాడుకోలేదు కదా, కనుక అది వేస్ట్గా జడంగా పడి ఉండకుండా వాడి బుద్ధిని శుద్ధం చేయడం మొదలెట్టింది. దానితో వాడికి అసలుదేదో క్రమంగా తెలుసుకొచ్చింది, విచారణ చేశాడు, పొందాడండి. ఇది ఎక్కడ విషయం, కథగా మనకి చెప్తున్నారు. ఈ కథలో చాలా చాలా, ఇది బాగా అర్థమైతే మనకి ఎన్నో అర్థమవుతాయి. అందుకే జ్ఞాని అని వాడి స్థితి ఎలా ఉంటుంది, రమణ మహర్షి జీవితంలో చూడండి. భగవంతుడు ప్రత్యక్షమైతే ఏమడుగుతావు, ఏమడగాలన్నాడు ఆయన. మనక చాలా తొందర ఆయన అంతర్ధానం అయ్యే లోపల ఎన్ని అడగాలో మనకి, ఎంతసేపు ఉంటాడో తెలియదు. అదే మర్చిపోకుండా ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని మొత్తం లిస్ట్ అంత అందులో ఫీడ్ చేసుకుని తగతగా చూపించి ఇది ఇది అని చెప్పి వచ్చి ఆయన దగ్గర. సనత్ కుమారుడి దగ్గరికి శివుడు ఒకసారి ప్రత్యక్షమయ్యట. ఆయన తపస్సుకు సంతోషించి, ఆయన జ్ఞానే, అయినా తపస్సు చేస్తాడండి, దేహం ఉంది కదా, కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమే ఏం కావాలన్నాడు. నేను ఎవడ రమ్మన్నాడు ఇక్కడికి అన్నట్టండి. అంత చక్కటి మాట, ముచ్చరపడి వచ్చానయ్యా అన్నట్ట. అవునా, ఏం వరం కావాలి? నాకేం వరం అక్కర్లేదు, నాకు ఏదో కొత్తగా కావాలని ఏం లేదని అడిగి ఆ మాట అనగలిగ దమ్ము ఎవడుకుంటుంది అంట. ఎంత గొప్ప మాట అన్నాడు. అంటే చాలా ముచ్చటేస్తుంది అయ్యా నేను చూస్తూ ఉంటే. ఏదైనా వరం ఇస్తాను తీసుకున్నాడు, నేను నీకు ఏదైనా వరం ఇస్తాను తీసుకున్నట్టండి. ఇది దేవహేళనం కాదు. ఆ జ్ఞాని అలా అన్నాడని చెప్పి శివుడు అంతేనండి అని మన మనం అంటే మన పాపం వస్తుంది. ఎవడెక్కడ మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా తెలియాలి. ఆవేవో నాలుగు పుక్కిట పట్టి ఉపనిషత్తు వింటున్నంతసేపు, లేదా అంటున్నంతసేపు, లేదా చదువుతున్నంతసేపు మనకేమనిపిస్తుందంటే ఇవన్నీ వేస్ట్, ఆత్మయే నిజం అనిపిస్తుంది అప్పటికి కదా. అందుకే వాళ్ళని మాటిమాటికి పండితుల దగ్గర మాత్రం ఈయన ఎందుకు మాటిమాటికి నింద చేస్తున్నాను. నేను కదా శంకర భగవత్పాదులు గారు పశ్వాది అవిశేషాత్తని మొట్టమొదటే చెప్పాడు, తర్వాత తర్వాత కూడా ఉటంకిస్తాడండి ఇక్కడ. కానీ మొత్తాన్ని సంత కుమార్ వారు లేవన్నారు తెలుసా, ఏదైనా వరం కావాలి కోరుకో అన్నాడు. శివుడు ఏమన్నాడు, నా అంతరువాడుగా అంటావా అనలేదండి, ఆయన జ్ఞానస్వరూపుడు అయినా. ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు నాకు బిడ్డగా వస్తే బాగుంటుందని ముచ్చటగా అనిపిస్తుంది అయ్యా అన్నట్ట. ఎంత చక్కని మాట, ఎందుకంటే ఈయన ఒక బ్రహ్మకి బిడ్డగా వచ్చిన వాడే. కనుక ఇంత చక్కటి కొడుకుడు కన్నా బ్రహ్మదేవుడు ఎంత అదృష్టవంతుడు, ఆ బ్రహ్మకు కూడా లేదు ఎంత జ్ఞానం. బ్రహ్మలోకమునికి ఇదే గోళ అని చెప్పారు కదా, కనుక నువ్వు బ్రహ్మలోకానికి చెందినవాడు కాదు, నువ్వు బ్రహ్మమునికి చెందినవాడు అయ్యా నువ్వు. ఎంత గొప్ప విషయం, నువ్వు నా కుమారుడు అయితే బాగున్నాడు, సరే నీ ముచ్చట తీరుస్తానులే అన్నట్ట. ఆ సనత్ కుమారుడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అనే బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఇది మనకు చెప్తున్న కథ, మహాస్వామి వారు చెప్తారు కచ్చి మహాస్వామి వారి పురాణాల్లోంచి శాస్త్రాల్లోంచి తీసి కథని ఎంత చక్కగా చెప్పారు చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం కోసం చెప్పుకున్నాం ఇదంతా కూడా, బ్రహ్మజ్ఞాని యొక్క స్థితి. కనుక మొత్తానికి ఏమైంది, తారతమ్యాలు సుఖాల్లో ఉన్నాయి. మరి దుఃఖంలో తారతమ్యాలు లేవా? దుఃఖంలో తారతమ్యాలు, సుఖంలో తారతమ్యాలు చెప్పినప్పుడు మనుష్యలోకం నుంచి బ్రహ్మలోకం వరకు చెప్పాం. మరి ఇక్కడ తారతమ్యాలు ఎంత బాగా చెప్పాడు చూడండి, మానవుల నుంచి నారకుల వరకు అన్నాడు ఇక్కడ. ఇవన్నీ గురుగారు మాట్లాడండి, ఎవరివి? మన మహానుభావులు. మనుష్యత్వాదారభ్య బ్రహ్మాదిషు దేహవత్సు సుఖ తారతమ్యం అనుశ్రూయతే. మనుష్యుడు మొదలుకుని అక్కడ వరకు ఇదే గోళ. అదేవిధంగా మానవ నరుడు మొదలుకుని నారకుల వరకు, నారకులు అంటే నరకలోకంలో కష్టాలు పడుతున్న వాళ్ళు, అక్కడ వరకు వాళ్ళకు కూడా సుఖతారతం. నరకంలో బాధ అనిపించేస్తారు, పాపాత్మలు ఉన్నట్ట వాళ్ళలో కూడా అంటున్నట్టు నీకేం కష్టాలు. మధ్యలో లీజర్ దొరుకుతుంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు అనుకుంటారు నీకేం కష్టమయ్యా అన్నట్ట, నన్న వేడి ఇసుకలో రాస్తూ తీసుకుపోతున్నారు అన్నట్ట, నీకేం కష్టమయ్యానన్న రంపాలతో కోస్తున్నారని, నీదే బెటరు రాసుకుపోతున్నారు కోస్తున్నారని. వాడన్నట్ట నీదే బెటరు, నాకు ఇంకా రాసుకుపోతున్నారు ఇది బాధ అన్నట్ట. ఇద్దరిది బెటర్ కాదు, అలా అనిపిస్తుంది అంతే. మన సుఖ దుఃఖాలన్నీ ఇలాగే అనిపిస్తే మనం తప్ప అందరూ సుఖంగా ఉన్నారని మనమే కష్టపడిపోతున్నామని ఒక సైకాలజీ. ఈ సైకాలజీ అక్కడికి వెళ్ళినా ఇదే బాధ టాస్తుంది. కానీ దుఃఖతారతమ్యం కూడా అంతే, మనకంటే ఎక్కువ కష్టం పడుతున్న వాళ్ళు మానవుల్లోనే కనబడుతూ ఉన్నారు ఒక్కొక్క దశలో. ఈ దశలో మనం ఎక్కువ సుఖపడితే మరొక దశలో మరొకటి సుఖపడతారు. దశ ఉంది, అదే దశలో ఉన్నది మనకంటే తక్కువ జాతులు, వృక్షములు, పశువులు, వీడి బాధలు ఏందండి. కొందరు అంటూ ఉంటారు పక్షిలాగైతేనే బాగుంది దీనిలో ఈ బతుకేమిటో అని. దాని బాధలు దానికున్న పీత కష్టాలు పీతమని స్వామి ఊరికే పుట్టిందా? కనుక దేని బాధలు దానివే. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అంటే బ్రహ్మజ్ఞానం వినా మోక్షం నాస్తి అనే మాటని ఎంత అద్భుతంగా చెప్తున్నారు స్వామివారు ఇక్కడ. కనుకనే ధర్మాధర్మాలు సుఖదుఃఖ హేతువులు. అయితే ధర్మాధర్మాలు అన్నప్పుడు ఇవి ఎలా ఉంటాయో చెప్పాలి కదా. ఏదో ఇలా అన్నింటిని ఒక దగ్గర తీసేసాం కనుక మనం వాటన్నింటిని నిందించడం కాదు, కానీ ఇంతకంటే బెటర్. ఇప్పుడు అవి మాత్రం అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకున్నారా? ఇలా చెప్పేమని వెంటనే డ్రాస్టిక్ కన్క్లూజన్స్కి వెళ్ళిపోయి ఇంకా ధర్మకార్యాలు మానివేసి, ఎందుకంటే ధర్మాధర్మాలు రెండూ లాభం లేదండి, అందుకే నేను చేయడం మానేశాను. ఏది మానేశాడు? ధర్మం. ధర్మం మానేసాక ఎలాగో ఖాళీగా ఉంటాడు, ఏది చేయకుండా ఊరుకోలేడు కదా. మానవుడు అంటే కర్మజీవి, రెండో చేస్తూ ఉంటాడు, అదొకటి వచ్చిన బాధ. ఏది అధర్మం. ఒక్కొక్కప్పుడు ధర్మం చెయ్యకపోవడం కూడా ధర్మమే గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఇంత చిక్కుందండి బాబు. కానీ ఈ మాట ఎవడనాలి? అధ్యాస ఉన్నటువంటి వాడు ఈ మాటలు ఆడరాదు, జ్ఞానైన వాడు ఆ మాట్లాడాలి. ఇప్పుడు గురువుగారు చెప్తున్న మాట చూడండి, ఆయన చెప్పిన తథాతేతి, ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ. యాగాదులు ఇత్యాది కర్మలు చేసేటువంటి వాళ్ళట విద్యా సమాధిని ఒక సమాధిని పొందుతారు. సామాన్యం ఎలా వెళతామో ఉత్తమ లోకాలకు అది కూడా తెలియదు కదా. ఇక్కడ నేను క్లుప్తంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత అధ్యాయాల్లో ఏ ఏ కర్మలు చేసే ఏ ఏ లోకాలకు ఎలా ఎలా వెళతారో ఇవన్నీ కూడా వివరిస్తాడు. భలే ఉంటుంది, మనం ఇక్కడ కూర్చుని అన్ని ట్రావెల్ చేసి వచ్చేవచ్చు. అంత అద్భుతంగా తిప్పిస్తారు, ఒక మొత్తం ఒక అధికరణంలో చాలా అద్భుతంగా వివరింపజేస్తారు మనల్ని. సరే, దానికి ఇక్కడ సారవంతంగా సమన్వయాత్రలో చూపిస్తున్నారు గురుగారు. ఒక దివ్యకర్మ, మంచి కర్మ, పవిత్రమైన కర్మలు చేసేటప్పుడు ఒక పరినిష్ఠితమైన చిత్తస్థైర్యం కలుగుతుంది. అంటే ఒక నిష్ట, ఒక చిత్తస్థైర్యం అందులో కలుగుతుంది. దానివల్ల విద్యా సమాధిని ఏర్పడుతుందిట. అటువంటి వారు మరణం తర్వాత ఉత్తమ మార్గంలో, అర్చిరాది మార్గము అనే మార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఇది ఒక పద్ధతి. కొంతమంది మరికొన్ని పుణ్యకర్మలు చేస్తారు. అలాంటివంటి ఇష్టము, పూర్తము, దత్తము అని మూడు ఉంటాయట. ఇవి చేసేవాళ్ళు ధూమ మార్గము ద్వారా చంద్రలోకాది లోకాంతరాలకు వెళ్తారు. చంద్ర ఇంద్రలోకాలన్నీ అటు ఉంటాయండి, చంద్రలోక, ఇంద్రలోక, వరుణలోకాది, అన్ని భోగలోకాలు, సుఖలోకాలు. వీళ్ళు ఎలా వెళ్తారు? ధూమ మార్గం ద్వారా. బ్రహ్మలోకానికి వెళ్ళేవారు విద్యా సమాధి, అది సామాన్య విషయం కాదు. అది పొందడం మహాకష్టం. మహ్యం దత్తా ప్రయాతం బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే సామాన్యం కాదండి, అక్కడికి వెళ్ళడం అనేది చాలా క్లిష్టమైన అంశం. అక్కడికి వెళితే క్రమముక్తి సాధ్యమవుతుంది. క్రమముక్తి, క్రమముక్తి ఏది? ఆ విధంలో ఎందులో ఆ విద్యా సమాధికి సంబంధించినది. ఇక ఇష్టాపూర్తాది కర్మలు చేసినటువంటి వారు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళపోయినా ఇక్కడికంటే బెటర్ స్థితికి వెళతారట. ఏమిటి ఆ స్థితులు అనేది శాస్త్రం చెప్తున్నది. అది వాళ్ళు వెళ్ళే మార్గం ధూమ మార్గము, వీళ్ళు వెళ్ళేది అర్చిరాది మార్గము. వీళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని వెళతారు మొదటి మార్గం వాళ్ళు. భేదించుకుని బ్రహ్మలోకానికి చేరతారు వాళ్ళు. అది గొప్ప స్థితి. అది ఇటు వెళ్ళేవాళ్ళు ఇక్కడ బ్రహ్మలోకం అనే పేర్లు మీరు కైలాస వైకుంఠాదులన్నీ చేర్చుకోవచ్చు. అది పొందడం మహా కష్టమైన అంశం, సామాన్యమైన విషయం కాదు. క్రమముక్తి గనక అది గొప్పదే, అది అక్కడ పెడదాం. ఈ రెండో మార్గం గురించి చెప్తున్నారే, ధూమ మార్గం. ఇది కూడా ఇక్కడ దానికంటే గొప్ప మార్గం అండి. దీనిలో ఎవరు వెళ్తారన్నాం? ఇష్ట, పూర్త, దత్త. ఈ మూడు కర్మలు చేసేవారు. ఇష్ట, పూర్త, దత్త. వేదానాంచ అనుపాలనం ఆతిథ్యం వైశ్వదేవంచ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టకర్మలు అంటే ఏంటో చెప్తున్నాడు. అగ్నిహోత్ర సాధన, తపస్సు, సత్యము అంటే జపతపాదులు, అవి సత్యము పలుకుట, వేదంలో చెప్పిన ప్రకారంగా సత్కర్మాచరణ చేయుట, అతిథి సేవ చేయుట, వైశ్వదేవాది క్రియలు చేయుట, ఇవి ఇష్టకర్మలు అని చెప్పబడుతుంటాయి. ఇక పూర్త కర్మలు అంటే వాపీకూప తటాకాది దేవతాయతనాని చ అన్నప్రదాన మారామహ పూర్తమిత్యభిధీయతే. పూర్త కర్మలంటే వాపీకూప తటాకాదులు నిర్మించుట, బావులు తవ్వించుట, చెరువులు తవ్వించుట, దేవాలయాలు నిర్మాణం చేయుట, అన్నదానములు చేయుట, ఉద్యానవనాలు ఏర్పాటు చేయుట, చెట్లు నాటుట, ఇవన్నీ కూడా పూర్త కర్మలు. దత్తకర్మలు, దత్తకర్మలు అంటే దానములు. ఈ దానములు అనేక రకములుగా ఉన్నాయి. శరణాగత సంత్రాణం, నిన్ను శరణు వేడిన వారిని ఆదుకునుట. అలాగే భూతానాంచ ప్యహింసనం, భూతాన్ని హింసింపకుండా ఉండడం కూడా దానమేట. దానం ఎలా అవుతుందని? దానం అంటే ఇవ్వడం అంటే నువ్వు ఒకదాన్ని చంపకుండా ఉంటే దాన్ని బతికించినంత ఫలితం అది, అది అనమాట ఇక్కడ అర్థం. అందుకు ఇంకో దాన్ని హింసించకుండా, భూతముల్ని హింసించకుండా ఉండడము. ఇక యద్దానం, దేనిని ఉద్దేశించి దానం చేయడం, కనుక శరణాగతులైన వాడిని కాపాడము, ఇంకో దాన్ని హింసించకుండా ఉండడము, ద్రవ్యాదుల్ని దానము చేయడం, ఈ మూడు దత్త కర్మలని చెప్పబడతాయి. ఇష్ట, పూర్త, దత్త కర్మలు ఈ మూడు చేసినటువంటి వారు సవ్యంగా చక్కగా చేసే మంచి వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ధూమ మార్గం ద్వారా వెళతారు. ఎక్కడికి? చంద్ర ఇంద్రాది లోకములు యందు దివ్యమైన అనుభవిస్తారు. చిత్తస్థైర్యంతో దివ్యమైన ఉపాసనాది మార్గాల్లో సాధన చేసినటువంటి వారందరూ, వారు సగుణ బ్రహ్మోపాసన ఇత్యాదులు చేసినటువంటి వారు బ్రహ్మలోకమునకు చేరుకుంటారు. అది ఇక్కడ సాలోక్యం అంటే అదనమాట. ఈ స్థితికి వెళతారు. ఇది చాలా బాగున్నాయి కదా, ఇవి కూడా సామాన్యమైన విషయం కదా, కాదు కదా అన్నాడు ఇక్కడ. అయితే నాయన, ఈ రెండూ పొందుతున్నప్పుడు ఏముంది నీకు? చూడండి, జ్ఞాన మార్గంలో వచ్చే మోక్షానికి దీనికి భేదం చెప్తే కదా దీని యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. ఈ రెండూ పొందుతున్నప్పుడు ఆ లోకముల్లో ప్రియమైనవి అనుభవించడం అనేది ఉంది. ప్రియమైనవి అంటే ఇష్టమైనవి, సుఖాలు అనుభవించడం అనేది ఆ లోకంలో ఉంది. ఇక నరకాలకు ఎవరు పోతారు, ఏం చేస్తే పోతారో నీకు లిస్ట్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే చేయకూడని వాడికి లిస్ట్ ఎందుకు? అసలు ఉపన్యాసం ఆగిపోతుందని ఎంత అవసరం అంత చెప్తున్నాను. నరకాదులకి వెళ్ళే వారి గురించి మనకు అనవసరం కదా, తెలుస్తుంది కదా. కనుక అక్కడ దుఃఖం పొందాలన్నా, ఇక్కడ సుఖం పొందాలన్నా ఏముండాలి? శరీరం అంటూ ఉండాలి, అంతే కదా. శరీరం లేకపోతే రెండు చోట్ల కూడాను ఆ అనుభవం లేదు, ఈ అనుభవం లేదు. కనుకనే శరీరం ఉన్నంతకాలం వాడు బంధితుడి కిందే లెక్క. గొప్ప మాట చెప్పారండి వాడు. శరీరం, ఈ శరీరం పోయి శరీరం వచ్చింది, భోగ శరీరం, ఇది యాతనా శరీరం, ఇది కర్మ శరీరం, అంతే తేడా కదా. కనుకనే దాని మోక్షం అని ఎలా అంటావు నువ్వు? అది మోక్షము కాదు. మోక్షం అంటే ఏమిటి అంటే అశరీరత్వమే మోక్షము. ఇది డెఫినేషన్ తెచ్చు పెట్టుకోండి. అశరీరత్వం మోక్షం, శరీరం లేకపోవడమే మోక్షము. ఈ నిర్వచనం రాసుకున్నారు కదా. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ మోక్షం పొందిపోయినట్టే. చచ్చిపోతే మోక్షం అనేవాడు చార్వాకుడు. వాడంటాడు చస్తే మోక్షం అని, కానీ చస్తే మోక్షం రాదు. గుర్తుపెట్టుకోండి, చచ్చిన రాదంటామే అది ఇక్కడ అనాలన్నమాట. చచ్చిన రాదు మోక్షం, చచ్చేటట్టు సాధన చేయాలి. రెండింటికి చాలా తేడా ఉన్నది. చూద్దాం ఇప్పుడు ఏంటి. అశరీరి మోక్షం పొందుతాడు అని శాస్త్రం చెప్తోంది కదా. ఎందుకంటే సంసారం నుంచి విడుదలని మోక్షం అంటారు. ఇది అందరూ ఒప్పుకుంటారు కదా, రాసుకోండి. అశరీరమే మోక్షము, సంసారము నుంచి విడుదల మోక్షము. జాగ్రత్తగా చెప్తున్నాడు, ఎంత అందమైన మాట చూడండి. సంసారం అంటే ఏమిటి? దానికి అద్భుతమైన నిర్వచనం తీసుకోవాలి కదా. సంసారం అంటే దానికి స్వామివారు ఇస్తున్నటువంటి విషయం చూడండి. ఏవం అవిద్యాది దోషవతాం ధర్మాధర్మ తారతమ్య నిమిత్తం శరీరోపాదన పూర్వకం సుఖదుఃఖ తారతమ్యం అనిత్యం సంసార రూపం శృతిస్మృతి న్యాయ ప్రసిద్ధం అన్నాడు ఇక్కడ. సంసారము అనేది కానీ ఇంత స్పష్టమైన డెఫినేషన్ ఎవరు ఇచ్చారో చూడండి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది, మన సంసారం అంటే కాపురాలు చేయడమే సంసారం అనుకుంటాం. కానీ సంసారం అంటే ఏంటో చెప్తున్నాడు. మనం సుఖదుఖాల్లో తారతమ్యాలు ఉన్నాయని ఒప్పుకున్నాం. సుఖదుఖాల్లో తారతమ్యాలకి ధర్మాధర్మాల తారతమ్యమే కారణము. ఈ సుఖదుఖ తారతమ్యమే అనిత్యమైన సంసారము, ఇది అనువర్థం. కనుక సుఖదుఖ తారతమ్యము సంసారము. కనుక సుఖదుఖ తారతమ్యాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు సంసారం ఉన్నట్లే. ఆ సుఖదుఖ తారతమ్యాలను అనుభవించడానికి ఉండాల్సిందేమిటి? శరీరం. కనుక సంసారము శరీరము కలిసే ఉంటాయి, అది లేకుండా ఇది ఉండదు. అందుకే నహవై సశరీరస్య సత ప్రియ ప్రియయోరపహతిరస్తి అని వేదవాక్యం. అంటే శరీరంతో ఉన్నంత వరకు ప్రియాప్రియాలు నశించవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తెలుగులోనే చెప్తున్నాను కదా. శరీరం ఉన్నంత వరకు ప్రియము అప్రియము నశించదు అని చెప్పారు. కనుక ప్రియాప్రియములు అనుభవిస్తున్నంతకాలం శరీరం ఉన్నట్టే లెక్క కదా. అదే మనకి ఛాందోగ్యంలో అశరీరం వావ సంతం న ప్రియాప్రియే స్పృశత. ఎంత చక్కటి మాట చెప్పాడండి. అశరీరం వా సంతం, సంతం అంటే ఎవడు? సత్పురుషుడు. అంటే ఇక్కడ జ్ఞాని. జ్ఞాని అయిన వాడు అశరీరుడు, వాణ్ణి ప్రియాప్రియాలు ఏం ముట్టుకుంటాయి అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞాని ప్రియాప్రియములు ముట్టుకోవట. శరీరం అంటూ ఉంటే ప్రియాప్రియములు ముట్టుకుంటాయి, లేదా ప్రియాప్రియాలు ముట్టుకోవాలంటే శరీరం అంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. మనకు భగవంతుడు శరీరం ఎందుకు ఇచ్చాడు తెలుసా? సుఖదుఖాలు అనుభవించడానికి. సుఖదుఖాలు ఎందుకు అనుభవించాలో తెలుసా? ధర్మాధర్మాలు చేసాం కనుక. అయిపోయింది, చక్కగా తేటగా అర్థమైపోయింది కదా. ధర్మాధర్మాలు చేసాం కనుక సుఖదుఖాలు అనుభవించాలి. సుఖదుఖాలు అనుభవించాలి కనుక శరీరం అంటూ ఉండాలి. తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇట్నుంచి రండి, వాడికి సుఖదుఖాలే లేవు. సుఖదుఖాలే లేవు గనక అనుభవించిన శరీరం లేదు. కనుక అశరీరం వా, జ్ఞాని అయిన అశరీరునికి ప్రియాప్రియములు ఏమి స్పృశిస్తాయి అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట. దీన్ని బట్టి మోక్షం అంటే అశరీరత్వమును ఒప్పుకుంటే, అశరీరత్వమును ఒప్పుకుంటే అక్కడికైతే భోగ శరీరాన్ని, ఇక్కడికైతే యాతనా శరీరాన్ని, ఇక్కడైతే కర్మ శరీరాన్ని ఇచ్చేటటువంటి కర్మ ఫలము మోక్షం ఇస్తుందా అది వేశాడు అనమాట ఇక్కడ. కనుక కర్మఫలం మోక్షం ఇవ్వలేదు కదా, ఎందుకంటే శరీరం ఇచ్చి నిన్ను సుఖమో దుఃఖమో చేసి మళ్ళీ తిప్పుతుంది ఇటు. కనుకనే ఆ మోక్షం వేరు, వేదాంతం ఇచ్చే మోక్షం. అసలు దాన్ని మోక్షం అనకూడదండి, కర్మఫలం అనాలి. అసలు వేదాంతం చెప్తుంది ఏంటో జాగ్రత్తగా చూడండి. అశరీరం శరీరేష్వనవస్థేష్వవస్థితం మహాంతం విభు ఆత్మానం మత్వా ధీరో నశోచతి. గొప్ప మాట చెప్పాడు. అశరీరమే నేను అనుకుంటాడు జ్ఞాని. అనుకుంటాడేంటి? నేననగా తెలుసుకుంటాడు, ఆస్పృహతో ఉంటాడు. తెలుసుకోవడం అంటే అది అశరీరమే నేను. ఈ అశరీరం ఎక్కడుంది? ఇక్కడ. గొప్ప మాట చెప్పాడు. దానికి మళ్ళీ తార్కి కర్మవాదులు ఏమన్నారో తెలుసా? బాబు నువ్వు చెప్పిన దాన్ని మేము ఒప్పుకుంటాం. కొన్ని కర్మలు చేయడం వల్ల, ధర్మకర్మలు చేయడం వల్ల సుఖాలు అనుభవించే శరీరం వచ్చిందని ఒప్పుకుంటాం. అంతకంటే మరికొంచెం ఎక్కువ ధర్మకర్మలు చేసేస్తే అశరీరం అనేది వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అంటే అశరీరత్వం కొత్తగా రావలసిందా జీవుడికి? ఇక్కడ వేశాడండి ఈయన మహానుభావుడు. మళ్ళీ అశరీరత్వం వచ్చింది అంటే అది కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది ఏది కూడా చివరి వరకు ఉండదు, కొత్తగా వస్తే పోతుంది. కనుక అశరీరత్వం వస్తుంది అంటే అది కూడా బాధే. అశరీరత్వం నీకు సహజము. ఇక్కడ అది కొట్టాడండి, ఎంత గొప్ప మాట. అశరీరత్వం నువ్వే అశరీరుడవు. తిప్పి తిప్పి కొట్టి ఇక్కడ తెస్తాడా? అంటే అశరీరత్వం అనేది సంపాదించే వరకు కష్టం అనమాట అని ఇంతవరకు మనకు అనిపించేసింది కదా. అసలు నీకు శరీరమే లేదు, పో అన్నాడు ఇక్కడ. ఏమిటండి ఈ మాట? కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి? అశరీరుణ్ణి ఎవడు తెలుసుకుంటాడో వాడికి ఎంత సుఖంగా ఉంటాడో చూడండి. మనం ఇది వినగానే నిద్దట్లో గడిపోవచ్చు అనుకుంటున్నాం, కానీ కొంచెం ఆలోచించట్లేదే. నువ్వు సుఖంగా ఉండొచ్చు అయ్యే తెలుసుకుంటే. సుఖంగా ఉండాలని ఇంత తాపత్రయపడుతున్నామే, సుఖంగా ఇలా ఉండొచ్చు అని చెప్పినప్పుడు ఎందుకు వినం మనం? ఎందుకు పట్టుకోం మనం? ఏమంటున్నాడు చూడండి, ఎవడైతే అశరీరాన్ని తెలుసుకుంటున్నాడో వాడు ధీరుడు, వాడు నశోచతి, వాడు ఏడుడు పో అన్నాడు. వాడు ఏడిపే లేదు, వాడు దుఃఖమే లేదు, వాడు ధీరుడు. ఎందువల్ల? ఈ అశరీరం ఎక్కడుందండి? అంటే అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం. నశించిపోయే శరీరాలలో నశించని అశరీరుడు ఉన్నాడు ఇక్కడ చెప్పాడు అనమాట. అశరీరం అక్కడుంది, శరీరము కానిది ఏదో అది నువ్వు. శరీరము కాని నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? శరీరంలో ఉన్నావు. శరీరంలో ఉన్న నువ్వు శరీరి అనుకోవడం వల్ల నీకు ధర్మము అధర్మము రెండూ చేసుకుంటూ పోయో, చేసుకోవడం వల్ల సుఖము దుఃఖము రెండు అనుభవిస్తూ పోయో. ఇప్పుడు నువ్వు అశరీరవి కావాలి అంటే ఆ శరీరం ఏంటో తెలుసుకుంటే అయిపోయింది, అది సులభమైపోయింది కదా. ఆ శరీరం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడండి. స్థూల శరీరం లేనిది, అస్థిరమైన అనేక శరీరాల్లో ఉన్నది అశరీరం అన్నాడు. ఇక్కడ మీ మాట గీతలో స్వామి చెప్తున్నాడు, వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. గొప్ప మాట చెప్పారండి గీతలో వాక్యాలు మాత్రం, బ్రహ్మసూత్రాలు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పేది బ్రహ్మసూత్రం కాదా అండి. వినశ్యత్ స్వవినశ్యంతం, నశించే వాటిలో నశించకుండా ఏది ఉందో దాన్ని ఎవడు చూస్తున్నాడో వాడే చూసినవాడు. ఎంత చక్కగా చెప్పాడు, నశించే వాటిలో నశించని వాడు కూడా ఉన్నాడయ్యా, వాడిని తెలుసుకో, వాడిని తెలుసుకో అంటే అది తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది వాడిని నేనే అని. అది తెలుసుకుంటే ఎవడు వెళ్ళాడు వాడేట అని ఇక్కడ అంత చక్కగా ఇచ్చారు. అప్రాణో హ్యమనా శుభ్రహ, వాడెవడయ్యా అప్రాణ. అశరీరం అంటే అవునండి, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అంటే నేను నిన్ననే చెప్పాను, ఈ స్థూలమైన ఈ డూమ్ కాదు, లోపలున్న ప్రాణములు మనస్సు కూడా శరీరమే. ప్రాణాహ మనాహపి, ఇవన్నీ శరీరములే, ఇవన్నీ కానిది. అప్రాణ అమనాహ శుభ్రహ, ఈ మూడు కానిటువంటిది ఇది అశుద్ధము. అసంగోహ్యయం పురుష, అతను దేనికి అంటున్నటువంటి పురుషుడు. పురుషుడు అంటే మళ్ళీ మగాడ ఆడదా అనద్దు, మళ్ళీ శరీరం వచ్చినట్టు. ఎప్పుడైతే శరీరం అనే పరిచ్ఛిన్నం తీసేసేవో, పరిచ్ఛిన్నం అంటే నేను చెప్పుకున్న ఫ్రేమ్, ఫ్రేమ్ తీసేసేవో నువ్వేమైపోయావు, పూర్ణుడు అయ్యావు కదా. పూర్ణత్వాత్ పురుష, పురుషుడు అంటే పరిపూర్ణుడు, ఇది అర్థం అండి. ఇక్కడ ఇక్కడ వెలగబెడుతున్నంతకాలం దీని అర్థం వేరు, అక్కడ వెలగబెడుతున్నప్పుడు దాని అర్థం వేరు. అక్కడ అసలు పురుష, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అయిపోయావు కదా అని చెప్పాడు. అయితే ఇక్కడ మాట అన్నాడు, అనేక శరీరాల్లో అశరీరం మారుతూ మారుతూ వస్తున్నాడు కదా, అంతే కదా. మారుతూ మారుతూ వస్తున్నాడు అన్నప్పుడు, శరీరములు మారుతూ అందులో వీడు వస్తూ ఉన్నప్పుడు వీడి నిత్యత్వం ఏమి నిత్యత్వం? ఏదో ఒక శరీరంగా ఉంటున్నాడు అన్నప్పుడు ఉంటున్నాడే కదా, కనిదయ్యా శరీరముగా ఉంటున్నాడు, అదే వచ్చింది బాధ, వాడు వాడిగా ఉండట్లేదు. జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. కనుక అశరీరి నిత్యత ఎలాంటిది అన్నాడు ఇక్కడ. అశరీర నిత్యత ఎటువంటి నిత్యత? పరిణామ నిత్యమా అపరిణామ నిత్యమా? ఇది పెద్ద మాట అండి. పరిణామ నిత్యం అపరిణామ నిత్యం రెండు ఉన్నాయట, జాగ్రత్తగా చూడండి. ఒక భూమిలో పంటలు వేశారు, ఆ పంటలు వేసినప్పుడు భూమి ఒకలా కనబడింది, మొత్తం తీసిపారేశారు పంటని, ఇప్పుడు భూమి ఇంకోలా కనబడింది, అర్థమవుతుంది కదా. అలాంటిది పరిణామ నిత్యము, మార్పులు చెందుతూ ఉండేటువంటి లక్షణం కలిగినది. కనుకనే ఈ దేహంతో సుఖదుఖాలనిపిస్తూ మరో దేహంతో వెళుతూ ఉన్నప్పుడు వీడు కూడా పరిణామాలకు లోనవుతున్నాడా అని అడిగారు. అంటే అతడు పరిణామం చెందుతున్న దేహాల్లో ఉన్నా అతడు అపరిణాముడే, అతడికి పరిణామములు లేవు. ఎలా లేవు అంటే వాడి అసలు స్వరూపం చెప్తే ఇప్పుడు తెలిసిపోతుంది. శరీరాదుల్లో ఉన్న నా యొక్క అసలు స్వరూపం తెలుసుకోవాలి, అది పారమార్థికం. మొట్టమొదటి చెప్పింది పారమార్థికం. పారమార్థికం అంటే వ్యవహారానికి సంబంధించింది కాదు. కూటస్థం, కూటస్థం అంటే కదలకుండా ఉన్నటువంటిది. నిత్యం వ్యోమవత్ సర్వవ్యాపి, ఆకాశం వలె సర్వము వ్యాపించున్నది, సర్వక్రియారహితం, దానికి ఏ క్రియల్లో నిత్యతృప్తం, అది ఎప్పుడు తృప్తిగా ఉన్నది. నిరవయవం, దానికి అవయవములు లేవు, భాగములు లేవు. స్వయం జ్యోతిస్వభావం, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్తూ ఉంటే ఒప్పుకోవడానికి మనకి ఎందుకండి బాధ. నువ్వు నశించిపోయేవాడివి, తెల్లగా ఉన్నవాడివి, నల్లగా ఉన్నవాడివి అనే దానికంటే ఇది ఎంత ఆనందకరమైన అంశం. మనల్ని ఎవడైనా అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందండి. మనం ఏదో కష్టపడి ఉన్న మొహాన్నే మేకప్ చేసుకెళ్తే ఆ మొహం చూడు ఎలా ఉందో అంటే అంత కోపం వస్తుంది. అంటే నువ్వు ఇలాంటి వాడివి అని నిందిస్తే బాధ, పొగిడితే ఎంత సంతోషం. అప్ప మీరు చాలా గొప్పవారండి, మీరు చాలా గొప్పవారండి, ఉపనిషత్తు కంటే మనల్ని పొగిడిన వాళ్ళు ఉన్నారా, ఎంత బాగా అన్నది. నువ్వు శాశ్వతుడివి, నువ్వు నిత్యుడివి, నువ్వు నిర్మలుడివి, నువ్వు స్వయం జ్యోతిస్వరూపుడివి అంటే ఎంత బాగుందండి. అదే అసలు నీ స్వరూపం అది, కానీ అది దీనికి లేదు. అది దీనిలో ఉన్నవాడు వాడు నువ్వు అది తెలుసుకో, అది ఇక్కడ చెప్తున్నాడు. అది తెలుసుకున్నవాడు వాడి స్థితి ఎలా ఉంటుంది? ఆ స్థితి అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాద్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ భవ్యాచ కఠోపనిషత్తులోని వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏ బ్రహ్మధర్మం ఏ బ్రహ్మము ధర్మము కంటే భిన్నమైనదో, కనుక ధర్మాధర్మాలకు అతీతము బ్రహ్మము అని చెప్పేటప్పుడు కర్మ కంటే జ్ఞానం గొప్పది అనే మాట ఉపనిషత్తే చెప్తోంది. ఎలాగో అంటే ఆ బ్రహ్మము ధర్మము కంటే భిన్నమైనది అన్నాడు. అంటే అధర్మం అన్నమాట అనిట్రాకు, అధర్మము కంటే భిన్నమైనది. మళ్ళీ వెంటనే ధర్మాదన్యత్రాద్ అధర్మాదన్యత్, అంత చక్కగా చెప్పింది. అధర్మం కంటే భిన్నమైనది, కృతం కంటే భిన్నమైనది, అకృతం కంటే భిన్నమైనది. అంటే కార్యము కంటే కార్యము కారణం కంటే కార్యము కంటే కారణం కంటే భిన్నమైనది, భూత భవిష్యత్ వర్తమానాల కంటే అన్యమైనది. అనగానే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మం అనబడేటువంటి మోక్ష స్థితి దీనికంటే గొప్పదని తెలుస్తుంది కదా. అది అశరీరమే పొందగలదు. అశరీరత్వం అనేది చచ్చేక వచ్చే అశరీరత్వం కాదు. నువ్వు అశరీరం అని తెలుసుకుంటే ఇక్కడే నువ్వు అశరీరవి కనుక ఈ శరీరంలో తిరుగుతున్నా సాక్ష్యంగా చూస్తావు. ఈ మైక్ని నేను ఎలా చూస్తున్నానో నా శరీరాన్ని కూడా నేను ఎలా చూడగలను. ఇవన్నీ వింటూ ఉంటే బాగున్నాయి కానీ లేచిపో బుద్ధేస్తుంది. అక్కడొచ్చింది బాధ. ఎక్కడ అందలేదో అక్కడ అందుకోవడానికి ప్రయత్నించక్కర్లేకుండా లేచిపోతాం. ఎందుకు అందలేదని కాదు, అక్కర్లేదని గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు వేదాంతాన్ని సగంలో వదిలేస్తామో తెలుసా? అక్కర్లేదని. కావాలనుకుంటే ఇంకా గట్టిగా కూర్చోండి. ఏమీ ఒకసారి పరీక్ష ఢెంకి కొడితే ఎన్ని మాలు రాయలేదు మనం. రాసి డిగ్రీ తీసుకొచ్చే వరకు సప్లిమెంటరీలు, సెప్టెంబర్లు, మార్చిలు ఎన్ని వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం ఆగిపోతామా? ఎందుకు డిగ్రీ అక్కర్లేదా? కావాలంటే ఇక్కడ గట్టిగా కూర్చుంటే చాలా సులభం అండి. వేదాంత విద్య కంటే అంత సులభమైంది ఒకటి లేదు. దాన్ని మనం కష్టం చేసేసుకున్నాం. ఎందువల్ల? ఏది నువ్వో అది నేను అనుకోకొచ్చింది బాధ. సరే, మొత్తానికి ఏంటంటే ఆ దివ్యమైన అశరీర స్థితి అయిన వాడు, వాడు దేనికి అంటాడు? వాడికి మోక్షం ఎక్కడో కదా, ఇక్కడే. అశరీరత్వమే మోక్షమైతే అశరీరమే నేనని తెలుసుకున్న వాడికి మోక్షం ఇక్కడే లభించింది కదా. వాడు దేహాదులను అంటలేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేం చిత్రమో కానీ పురాణంలో సుఖయోగింద్రులు ఉన్నారండి, ఇంకెక్కడో మరొకరు ఉన్నారండి, ఎందరినో చూపించవచ్చు. కానీ శంకరాద్వైతమంత సిద్ధం సత్యం అని ఇప్పటికిప్పుడు రుజువు చేయడానికి కూడా భారతదేశంలో ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అశరీరంగా ఉంటున్న మహాత్ములు శరీరంలోంచి మనకు కనబడతారు, కనబడతారు. అయితే వాళ్ళ శరీరం అదే అనుకుంటారు మీరు, కానీ అతడు అది అనుకోడు. మిమ్మల్ని ఎలా చూస్తాడు? వాడి శరీరాన్ని అలాగే చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉన్నారు. మొన్నటికి మొన్న రమణ మహర్షి గారు ఒక్కరిని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే చాలు. ఇంకెందరో ఉన్నారు కానీ ఒక్కడు చాలు మనకి. మనల్ని 100 మందిని వెతుక్కోడు ఎందుకు? నానాత్వం వద్దు, ఒక్కడు చాలు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా. అది ఎప్పటిదో సుఖయోగింది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే పురాణాలు కదండి అనేది. ఇలాంటి వాళ్ళు కనబడ్డారండి మొన్నటికి మొన్న. వెతకండి, ఆ జీవితం స్టడీ చేయండి మహాత్ములది. అంటే అద్వైతం అనేది ఎంత సత్యం అనే దానికి ఒక నిలువెత్తు తాత్కాలం ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సింది? మనం ఇంకా సైద్ధాంతికులం కూడా కాలేదు, సిద్ధి ఇంకా రాలేదు, సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి ఎన్ని అవస్థలో ఉంటుంది ఇక్కడ. అని అశరీరం అది చెప్పేటప్పుడు కలుగుతున్న ఆనందాన్ని గ్రహించగలగాలి. చెప్పేటప్పుడు కలుగుతున్న ఆనందం వినేటప్పుడు కూడా పొందితే మరి బాగుంటుంది. మొత్తానికి మీరు ఇంకో ప్రశ్న వేశారు కదా, అది చెప్తున్నాడండి. ఏమని? తాడును చూసి పాము అనుకున్న వాడికి ఇది పాము కాదు తాడనగానే ఇంకా వాడికి భయం పోయింది అంతే. కనుక నువ్వు అశరీరవి అని తెలిసిపోయాక ఇంకా బంధం పోయింది అని మీరు అన్నారు. కానీ అది తెలుసుకున్న పండితులు కూడా, ఇందాక అక్కడ ఆపాడు కదా స్వామి, పండితానామపి అన్నాడు ఆయన, పండితులు కూడా మళ్ళీ బంధంలో దిక్కుతూ నేను శరీరంలో ఉన్నాను సంసారంలో అనుకోవడం కనబడుతోంది కదా అంటే వాడు పండితుడు మీకు ఎవరు చెప్పారు అన్నాడు. అది ఇక్కడ తీసుకొచ్చారు. వాడు ఎటు, వాడు ఎలా ఉంటాడు? వాడు కూడా శాస్త్రం చదివాడు చెప్పాడే తప్ప వాడిని వాడిని పండితునయ్యా అశరీరి ఎలా ఉంటాడనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అశరీరి యొక్క స్థితి, వాడు ఇందులో ఉన్నా ఎలా బంధింపబడకుండా ఉంటాడు దాన్ని వివరిస్తూ అశరీరం వా సంతన్న ప్రియా ప్రియే స్పృశత. ఇక్కడ మళ్ళీ వాక్యాన్ని స్మరించుకోండి. అశరీరుడైన సత్పురుషుని ప్రియాప్రియములు స్పృశించవు. వాడి దేహానికి కష్టాలు కలగవా? కలుగుతాయి. కానీ కష్టాలు కలుగుతున్న దేహం వాడు అనుకోడు. అటువంటి వాడు సంసారంలో ఉన్న బాధింపడ్డు. లోకంలో చూడండి, ఒకడు బోల్డ్ ధనం పోగు చేసుకుంటాడు. పోగు చేసుకున్న ధనం పోయిందంటే నా ధనం పోయింది అని బాధపడతాడు. వాడే సన్యసించి ఆ ధనాన్నంతటి పరిత్యజించి సన్యాసాశ్రమం స్వీకరించాడు. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళామండి మీ ధనం కొట్టేశారండి అంటే వాడు ఏడుస్తాడండి, ఏడిస్తే అవుతాడు. మరి వాడు ఇదివరకు సంపాదించుకున్న డబ్బు అక్కడే ఉన్నది, ఇదివరకు సంపాదించుకున్న డబ్బు అక్కడే ఉన్నది. వీడు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడే లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బు పోయింది. డబ్బు పోవడం అనే క్రియ ఒకటే. డబ్బు పోవడం అనే క్రియ వల్ల బాధ కలగాలి అంటే మరి వీడికి ఎందుకు కలగలేదు సన్యాసికి చెప్పండి? డబ్బు అక్కడే ఉంది, వీడు ఇక్కడే ఉన్నాడు, మరి ఎందుకు? ఆ డబ్బు నాది కాదు అని సన్యసించేసాడు కానీ వాడికి అది లేదు. కనుకనే వాడు కూడా అదే విధంగా ఈ శరీరము నాది కాదనే స్థితిలో ఉంటాడు కనుక వాడు దీనికి ఏం జరిగినా వాడికి పట్టదు. అందుకే వాళ్ళు క్యాన్సర్ వచ్చినా మంత్రంతో బాగు చేసుకోలేదు మహానుభావులు, సాక్షిగా చూస్తూ కూర్చోగలిగారు. వాళ్ళ జీవితాలు వెతకండి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, వాళ్ళ జీవిత చరమాంకాల్లో ఉన్నటువంటి విషయం కనుక వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్థితి ఇలా ఉంటుంది. ఎందుకంటే వారు ఆత్మధర్మాలని శరీర ధర్మాలని విడిగా చూడగలరు, అది విషయాన్ని చెప్పాడు. అందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే స చక్షుర చక్షురివ స కర్ణో అకర్ణ ఇవ స వాగ స వాక్ అవాగివ సమన అమనా ఇవ స ప్రాణో అప్రాణ ఇవ. ఎంత చక్కగా వివరిస్తున్నదండి ఇక్కడ ఉపనిషత్తు మనకి. ఇందులో చెప్తున్నటువంటి ఈ మంత్రంలో అర్థం చూద్దాం. స చక్షు అచక్షురివ, వాడు కళ్ళు ఉంటాయట కళ్ళు లేనట్టే ఉంటాట. ఏమిటి తేడా ఇద్దరికి? మనలోనే నేనుంది, వాళ్ళలో నేనుంది, రెండింటికి ఏంటి తేడా తెలుసా? మనలో కర్తృత్వ భోక్తృత్వ అహంకార రూపంలో ఉంది నేను, అతడిలో సాక్షి రూపంగా ఉన్నది, కేవల సాక్షి రూపంగా ఉన్నది అది అనమాట. ఇదంతా చూస్తున్నాడు ఇక్కడ చూడండి. మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే మనం ఎలా చూస్తాం? చాలా డిటాచ్డ్గా చూస్తాం. మహాగోల అయితే మాన ఆపేద్దరుని అరుస్తామే తప్ప మనం దానికి ఏమి రియాక్ట్ అవ్వం. వాళ్ళు చెమట్లు పట్టేసేంత కొట్టుకుంటుంటారు, మనకి ఏమి ఉండదు. ఎందుకు? దానికి నాకు సంబంధం లేదు అనుకున్నావు గనక అంతేనండి. రెండు చీమలు అక్కడేవో కబుర్లు ఆడుకుంటున్నా, అవేమనుకుంటున్నాయో ఇన్వాల్వ్ అవ్వం. కానీ మన దాకా ఏదో వస్తే దానిలో ఇన్వాల్వ్ అవుతాం. ఎందువల్ల? అక్కడ సాక్షిభూత స్థితి అక్కడుంది, ఇక్కడ కర్తృత్వ స్థితి ఉన్నది. కానీ లింక్ పెట్టింది ఏమిటి? అక్కడ కర్తృత్వ భోక్తృత్వమే తప్ప ఇంకేం లింక్ పెట్టింది? అక్కడున్న సాక్షి స్థితి ఇక్కడే తెచ్చుకోగలిగితే అశరీరై మోక్షం పొందినట్టే కదా నువ్వు అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వివరించాడు. కానీ అశరీరం అనేటటువంటిది చచ్చేకొచ్చేది కాదు, శరీరంతో ఉన్నప్పుడే నువ్వు అశరీరం అని తెలుసుకోవాలి. అశరీరమే మోక్షము, వాడికి సంసారమే లేదు. ఇంత అందమైనటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ గురువుగారు తాను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కనుక జ్ఞానం అనేటటువంటిది మీరు చెప్పినట్టు ధ్యానమో లేదా యోగమో లేదా కర్మయో అనేటువంటిది క్రియారూప విధి రూపమైన విషయము కాదు. మరి మీరు చేస్తున్న ఉపదేశం ఏంటంటే మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవ ఆత్మజ్ఞానస్య ఫలం. మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవ, మోక్షానికి ఏది ప్రతిబంధకమో దాన్ని తొలగించడం మాత్రమే ఇందులో ఉపదేశానికి ఫలితము అన్నారు ఇక్కడ. ఈ మాట గౌతముడి న్యాయశాస్త్రంలోంచి ఒక సూత్రం తీసుకుని చెప్తున్నారు గురుగారు ఇక్కడ. ఏమిటంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయా అపవర్గ. అపవర్గం అంటే ఏమిటో గౌతముడు ఇచ్చిన డెఫినేషన్ తీసుకున్నారు న్యాయశాస్త్రంలో. ఏంటంటే దుఃఖము, రాసుకోండి లిస్ట్ పర్వాలేదు, ఇవన్నీ మనకు పరిచయమని శబ్దాలే, అవునా లేదా? దుఃఖము, జన్మ, ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ధర్మం చేస్తున్నాను అధర్మం చేస్తున్నాను, రెండు ప్రవృత్తులే. ప్రవృత్తి, మిథ్యాజ్ఞానము, ఈ నాలుగు. ఇందులో ఉత్తరోత్తర ఉపాయే ఒకదాన్నొకదాన్ని తొలగించుకుంటూ పోతే అది ఆత్మజ్ఞానము అన్నాడు. ఒకటే మాట ఇక్కడ, ఒకదాన్నొకదాన్ని తొలగించుకోండి. ఇక్కడ రాసుకున్నారు కదా, దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానము. చాలా చక్కటి మాట, మిథ్యాజ్ఞానం అట. అంటే శరీరం నేను అని తెలుస్తోంది కదండి, మరి జ్ఞానం కాదా? శరీరం నేననే జ్ఞానం అందరికీ ఉందా లేదా? జ్ఞానమే, కానీ అది మిథ్యాజ్ఞానం. ఇదండి జగన్మిథ్య అనే మాటకి ఇది అర్థం. చాలామంది తెలుసుకోలేకపోతున్నారు, ఇది మిథ్యాజ్ఞానమే కదా. జగత్ అంటే నీ దీనికి సంబంధించిందే జగత్, ఇది లేకపోతే ఏదీ లేదు. అన్నమయ్య అన్నాడు కదా, ముందు తాకలిగితే మూడు లోకములు. కానీ అసలు జగత్ ఇదే. ఈ జగత్తు నువ్వనుకోవడం ఏమైంది ఇక్కడ? మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం ఒక్కడ వదిలిస్తే దోషం పోతుందిట మొట్ట. ఇక్కడ ఉత్తరోత్తర అపాయం, మీరు దుఃఖ జన్మ ప్రవృత్తి అనేది ఇక్కడ మీరు అనుభవించిన దాని నుంచి చెప్తున్నారు. దుఃఖం అంటే ఇప్పుడు అనుభవిస్తున్నది. దుఃఖం ఎందుకు అనిపిస్తున్నారు? జన్మ ఉంది గనక అన్నారు. జన్మ ఎందుకు వచ్చింది? ప్రవృత్తి ఉంది గనక. ప్రవృత్తి ఎందుకు వచ్చింది? దోషం ఉంది గనక. దోషం ఎందుకు వచ్చింది? మిథ్యాజ్ఞానం వల్ల. చూడండి ఇక్కడ ఇటు నుంచి వెళ్ళండి. దుఃఖం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, అవసరమైన రిపిటేషన్ అక్కర్లేదా? అయితే చూడండి, దుఃఖం అనుభవి ప్రతివాడికి అసలు ఇంకా చెప్పాలంటే మోక్షాన్ని డెఫినేషన్ ఏంటి? శరీరం లేకపోవడం, ఇందాక చెప్పాను కనుక అదంటారు. కాదు, దుఃఖం లేకపోవడం. శరీరం లేకపోతే ఏమిటి, ఉంటే ఏమిటి? మనకు కావాల్సింది ఏమిటండి? దుఃఖం లేకపోవడం. దుఃఖం లేకపోవడం అనేది ఎలాంటి స్థితి కావాలి? అప్పుడప్పుడు దుఃఖం లేకపోవడం, అవునా? ఎంత ఆశ, ఎప్పుడు దుఃఖం లేని స్థితి కావాలా? అవునా? సరే, అంత హై ఏం పెట్టుకున్నప్పుడు దానికి తగ్గదే చేయాలి కదండి. నువ్వు అమెరికా వెళ్ళాలి అన్నప్పుడు విమానమే ఎక్కాలి, కానీ నేను కారే ఎక్కుతా అమెరికా వెళ్ళిపోవాలి అంటే ఎక్కడెళ్తావు నువ్వు ఇక్కడ? కనుక నీకు ఆత్యంతిక దుఃఖనాశనం, ఆత్యంతిక దుఃఖనాశనం, దుఃఖం సమూల నాశనం కావాలంటే ఇదే మార్గం మరొకట్లేదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కనుక దుఃఖం ఇప్పుడుంది, పోవడం గురించి తర్వాత చూద్దాం. ఉంది కదా దుఃఖానికి హేతువేది. ఒక ఆయన అన్నాడు, తలనొప్పి ఎందుకు వస్తుందంటే తల ఉండడం వల్ల, మొట్టమొదటి ఏజెంట్. నిజమే, అదంటూ ఉంటేనే ఈ అవస్థ. వాడు అన్నమాట హాస్యం కాదండి, ఏదో ఉంది అందులో, లేకపోతే ఉందా. కనుక దుఃఖానికి హేతువేది జన్మే, జన్మకి హేతువేది పుట్టించాడండి మళ్ళీ ఆయన ఒకడు. కాదయ్యా నీ ప్రవృత్తి, నువ్వు ధర్మంలోనో అధర్మంలోనో ప్రవర్తించడం వల్ల ఇది వచ్చింది. ఇక్కడ ప్రవృత్తి, ఎందుకు ప్రవర్తించావు? క్వశ్చన్, దోషం వల్ల. దోషం ఎందువల్ల వచ్చింది? మిథ్యాజ్ఞానం వల్ల. ఇక్కడ రెండు అర్థం కాలే మనకి, దోషం ఏమిటి, మిథ్యాజ్ఞానం ఏమిటి, అంతే మిగిలినవన్నీ అర్థమైపోయాయి కదా. దోషం ఏంటి చూడండి, దోషం అంటే రాగ ద్వేష మోహాదులు దోషములు, ఒకటే. ఒక దానితో అటాచ్మెంట్, ఇంకో దాని మీద ద్వేషం. డిటాచ్మెంట్ అనలేదు, హెట్రెట్. డిటాచ్మెంట్ ఉంటే ఏ బాధ లేదు. ఒక దాని మీద అటాచ్మెంట్, ఇంకో దగ్గర హెట్రెట్, ద్వేషభావం, మోహం ఇత్యాదులన్నీ, ఇత్యాదులు. ఇంకా దాని గోళం ఎందుకండి? దోషాల గురించి ఉపన్యాసం ఎందుకు? ఎందుకంటే దోషరహితం చెప్పడానికే టైం చాలట్లేదు, ఇంకా దోషాల గురించి టైం ఎందుకు? కనుక రాగద్వేషమోహాదయ దోషాహ. ఈ దోషం ఎందువల్ల వచ్చింది? ఒకదానితో రాగం కానీ ద్వేషం కానీ ఎందువల్ల వచ్చింది? మిథ్యాజ్ఞానము వల్ల అన్నాడు ఇక్కడ. మిథ్యాజ్ఞానము అంటే ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకోవడం వల్ల వచ్చింది. అశరీరమైన నువ్వు సశరీరిని అనుకోవడం వల్ల వచ్చింది బాధ అంతా కూడా. కనుక అసలు గోల ఎక్కడ? మిథ్యాజ్ఞానం బేస్ రూట్. ఇప్పుడు నీకు ఏమేమిటి లక్ష్యం ఏంటి? దుఃఖనాశనం. మోక్షం ఇలాంటి కబుర్లద్దు. దుఃఖనాశనం ఏమి? మన భాషల్లో మనం మాట్లాడదాం. దుఃఖనాశనము మన లక్ష్యము. దుఃఖనాశనం రూట్ ఏమిటి? మిథ్యాజ్ఞానము. అక్కడికి వచ్చాం. ఇప్పుడు రూట్ దుంప తెంచాలండి. దుంప తెంచడం అంటే ఇది మాట, తెలుగు గొప్ప భాష అండి. సామెతల్లో వేదాంతం ఉంది. దుంప తెంచుట, దుంప తెంచాడు అనేది మాట అంటూ ఉంటారు చాలామంది. దుంప అంటే రూట్, దుంప తెంచుట, రూట్ తెంచి మరి. రూట్ ఏమిటి? మిథ్యాజ్ఞానం తీసేస్తే దోషం పోతుంది, దోషం పోతే ప్రవృత్తి పోతుంది, ప్రవృత్తి పోతే జన్మ పోతుంది, జన్మ పోతే దుఃఖం పోతుంది. ఇది అంత కానీ మిథ్యాజ్ఞానం ఎక్కడికెళ్ళి తీయాలండి? స్వర్గంకి వెళ్ళి తీయాలా, వైకుంఠానికి వెళ్ళి తీయాలా, కైలాసానికి వెళ్ళి తీయాలి? ఇక్కడే తీసుకో. దేని సహాయంతో? వేదాంత వాక్య విచారణ సహాయంతో తీసుకో. ఇప్పుడు చెప్పండి, తత్వ సమన్వయాత అయిపోయిందా? ఇటు సమన్వయించింది శాస్త్రం ఈ విధంగా సమన్వయించింది. కనుకనే గౌతమ న్యాయశూస్త్రాల్లో తత్వజ్ఞానాన్నిశ్రేయ సాధిగమః, తత్వజ్ఞానంతో మోక్షం వస్తున్నది. ఇది ఒకటే సూత్రం ఆయనే చెప్పాడు మహానుభావుడు. తత్వజ్ఞానంతో ఎలా వస్తుందని ఇంత చక్క చెప్పాడు. అయితే గౌతమ న్యాయశూస్త్రాలే ప్రమాణమా అంటే న్యాయానికి పైన అద్వైతం చెప్పాడు ఈయన మహానుభావుడు. మన న్యాయశూత్రాలను ఎందుకు తీసుకున్నాడంటే అద్వైతానికి విరోధము కానీ ఏ మాటనైనా అద్వైతం తీసుకుంటాడు. ఇది ఆయనే చెప్పాడు అన్నమాట. అద్వైతం అంత గొప్పది, ప్రతిదానిలో విరోధం కాని విషయం తీసుకుంటా అంతే. కానీ మిగిలిన మార్గాల్లో ఉన్నవారు అద్వైతాన్ని తెలుసుకోలేరు, ఎందుకంటే పరిపూర్ణం కావు గనక. అది పరిపూర్ణం గనక దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అపరిపూర్ణమే పరిపూర్ణాన్ని అంగీకరించలేదు. అది కూడా వచ్చింది చూడండి, పరిపూర్ణం కదా. అందుకే ఇక్కడ శంకరులు అన్నారు, మిథ్యాజ్ఞానాపాయశ్చ బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానాద్ భవతి. ఇంత అందంగా వివరించారండి. ఇంత చెప్పినా పూర్వపక్ష ఆగుతాడా? కర్మ లంపటుడు వాడు అడుగుతున్నట్ట ఏమనంటే, అయా మీ ఉపనిషత్తుల్లోనే మనోబ్రహ్మేత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మేత్య ఆదేశ అన్నట్టే అహం బ్రహ్మాస్మి తత్వమసి మహావాక్యములు కూడా అటువంటివే కావచ్చు కదా అన్నాడు చూడండి. మనస్సుని బ్రహ్మమని ఉపాసించు, ఆదిత్యుని బ్రహ్మమని ఉపాసించు అని చెప్పినట్లే జీవుడే బ్రహ్మము అన్నాయి. అంతేగాని జీవుడే బ్రహ్మమని సిద్ధాంతం కాదు, భావించు. ఇది ఎలాంటిదంటే ఇక్కడ కృష్ణ ప్రతిమ పెట్టి ఈయన్నే కృష్ణుడని భావించు అని నేను చెప్పాను మీ అందరికీ. ఎంతమంది భావిస్తారు? ఎంతమంది అండి? కొంతమంది, అందరూ అనొద్దు. కొంతమంది భావిస్తారు, అందరూ భావించరు కదా. కనుక భావించడం ఇక్కడ ఉన్నది. అందరూ కొందరు భావించవచ్చు, కొందరు భావించకపోవచ్చు. అందరూ ఒకేలా గ్రహించగలిగితే అది సత్యం, అవునా లేదా? ఇక్కడ మైక్ ఉంది, భావించండి మైక్ అని. ఒప్పుకోరుగా, భావించడండి మైకే అని అంటారు కదా. అది అలా ఇక్కడ మనోబ్రహ్మేతి ఉపాసిత, మనస్సునే బ్రహ్మమని ఉపాసించు అని అదే ఉపనిషత్తు చాందోగ్యంలో చెప్తున్నది. ఆ చాందోగ్యంలో ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ అని మాట ఉన్నది. ఆదిత్యుడే బ్రహ్మమును ఉపాసించు అని చెప్పారు కదా. అలాగే అహం బ్రహ్మ అనేది కూడా అలాంటి ఉపాసనే కదా అని. ఇప్పుడు ఉపాసన అనే విషయం వచ్చిందండి. ఉపాసనలు రకరకాలు ఉన్నాయి. ఒకటి ప్రతీకోపాసన, ఒకటి సంవర్గోపాసన, ఒకటి సంపద ఉపాసన అని మూడు రకాలుగా చెప్పారు. మనస్సుని విశ్వేదేవతలుగా భావించు అని ఒక మాట కనిపిస్తుంది. విశ్వేదేవతలు అనంతముగా ఉన్నారు, అలాగే మనస్సు కూడా అనంతముగా ఆలోచించగలదు, కనుక రెండు లక్షణాలు అక్కడ కలిసే గనక దాన్ని దీనిగా భావించు అనుకోవచ్చు. మీకు ఇప్పటి భాషలో చెప్పాలి అంటే సృష్టి కారణమై పోషించుతూ ఉన్నది జగదంబ. కనబడదు. ఇప్పుడు ఆ జగదంబని మీరు ఎలా భావించాలి? మీకు కారణమే మిమ్మల్ని పోషించిన అమ్మనే జగదంబ అనుకోండి. ఎందుకంటే అసలు అమ్మ కనబడలేదు కనుక ఆ లక్షణం ఇక్కడ కొంత భాషించింది కనుక దీన్ని దానిగా భావించడం. ఇది దీన్ని సంపద ఉపాసన అని అంటారండి. అలాగే ప్రతీకోపాసన. ప్రతీకోపాసన అన్నప్పుడు ఇక్కడ అగ్నిని పెట్టి ఆ అగ్నియందు రుద్రోవా యదేషదగ్నిహి, ఇదే పరమేశ్వరుని హోమము చెయ్యు అని అంటేనే కదా మీరు ఇంద్రాయ స్వాహాన్ని వేయగలిగారు అక్కడ. కానీ అగ్నియందు దాన్ని చేశాం. అలా ఒక విగ్రహమునందు భగవంతుణ్ణి మనం భావించి చేశాం. అయితే ఇది సత్యమా అసత్యమా ఆ చర్చ చేసి మనం నాస్తికం అయిపోవచ్చు. సబ్జెక్ట్ వేరు, సబ్జెక్ట్ వేరు. ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు అది ఎంత కరెక్టో కొద్ది రోజుల క్రితమే చెప్పాను, దాని గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఎందుకంటే కామన్గా అందరికీ అది విష్ణువు అనిపించట్లేదే, అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కనుక అక్కడ అలా ఎలా చెప్పారో ఇక్కడ జీవుడే బ్రహ్మం అనుకోండి అని చెప్పినట్టే. ఇప్పుడు మనం కృష్ణుని యందు భగవంతుని భావన చేసాం శిల్పమునందు, కానీ అదే కృష్ణుడు కాదు కదా, ఆ మాటను ఒప్పుకుంటామా? ఇది ఆలంబన, అది నాలంబన, ఇది ప్రతీక అని చెప్పి ఒక ఆలంబనగా తీసుకోవాలి. మనం అది పొందలేం గనక దాన్ని ఈ వస్తువునందు భావించాం, ఇది కదా. ఇలాగ సంవర్గోపాసన మరుకుపాసన ఉంది. అంటే గొప్ప స్వభావం కల దాన్ని తీసుకుని ఆ స్వభావం మనం పొందలేం కనుక ఇంకో దాని ఎందుకు అమ్మ చెప్పినట్టే ఒకటి చెప్పారు, ప్రాణముని వాయువుని ఉపాసించు. మరొకటి చోట ఉన్నది, వాయువు ప్రళయకాలంలో అన్నీ తీసేస్తుంది తన లోపలికి. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు ప్రాణములు మన సమస్త ప్రవృత్తిని లాగుతాయి. కనుక ఇది అది ఒక్క లక్షణం కలిగింది కనుక ప్రాణముని వాయుదేవతాకముగా భావించు అని ఆ దేవతా స్వరూపంగా దీన్ని భావించమని చెప్పారు. అలాగే నువ్వు కర్మ చేసేటప్పుడు ఈ జీవుడు అనబడేటువంటి వాడు కూడా ఇక్కడ చైతన్యముగా ఉన్నాడు, అక్కడ ఈశ్వరుడు చైతన్యముగా ఉన్నాడు కనుక వాడిని వీడిగా భావించు అని చెప్పారనుకోవచ్చు కదా అన్నాడు ఇక్కడ. అంటే నాయన అలాంటిది ఇది కాదు, ఎందుకంటే అక్కడ వాడిని వీడిగా భావించు అని అనడం కాదు, ఎందుకంటే ఇక్కడ వాడు వాడిగా లేడు. కృష్ణుడు నీలమేఘశ్యాముడు అయిన స్వరూపము అదిగా ఇక్కడ లేదు, తదాకృతిని మనం తీసుకున్నాం ఇక్కడ, అంతే కదా, అది ఇదిగా లేదు. కానీ ఇందాక జీవుడు బ్రహ్మము అది ఇదిగానే ఉంది ఇక్కడ. ఎలాగో అస్థిభాతి ప్రియముగా ఉన్నది, అది ఎలాగ ఉండి ప్రకాశిస్తున్న చిత్ స్వరూపంగా అది ఉన్నది. అది కనుక ఉన్నదాన్ని తెలుసుకోవడం భావించమంటావేంటి ఇక్కడ? కనుక మీరు అనుకునే ధ్యానానికి వేదాంతం అనుకునే జ్ఞానానికి చాలా తేడా ఉన్నది. మీది మెడిటేషన్, వేదాంతాన్ని రియలైజేషన్, రెండింటికి చాలా తేడా. మెడిటేషన్ అండ్ రియలైజేషన్ అంతే కదండి. మనం ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఏదో ఒక వస్తువుని గొప్పగా భావించుకుంటూ తెరుచుకుంటూ ఉంటాం, కానీ వేదాంత మార్గంలో అది కాదు. అస్థి చిత్తు భాతి అయినటువంటిది నువ్వు భావించవలసిన వస్తువు కాదు, దర్శించవలసిన వస్తువు అది. ఇక్కడ దీనికి ఉదాహరణ ఇక్కడ చెప్తాను, ఇందాక మైక్ చెప్పాను. అలాగే అగ్ని అక్కడ ఉన్నది, దీన్ని ధ్యానించండి. ఏమి ధ్యానిస్తా అక్కడ? అక్కడ ఒకటే చెప్తాం, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచి చూడండి అంటామే తప్ప ఇక్కడ అగ్ని ఉందని ధ్యానించుడి అని చెప్తామండి అక్కడ. అదేవిధంగా ఆత్మ వస్తువు ధ్యాన వస్తువు కాదు, జ్ఞాన వస్తువు అని తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? తెలుసుకున్నాక తెలుసుకున్నవాడు అదే అయిపోతున్నాడు కనుక. అంత చక్కగా వివరించారు. కనుకనే మీరన్నట్టది ఉపాసనా విషయము కాదు, అసలు ఆత్మ దేనికి విషయము కాదు. కానీ ఆత్మని విషయముగా బయట వస్తువుగా చూసి దాన్ని చూడు, దానికోసం కర్మ చేయు, దాని మీద మెడిటేట్ చేయు, ఆత్మ ఎలా ఉంటుంది దాని మీద మెడిటేట్ చేయు. ఏంటి, ఒకరు ఎవరో అడిగారు ఆత్మ ఎంత ఉంటుందండి హృదయంలో, చాలా సూక్ష్మంగా ఉంటుందా, ఎంత రవ్వంత ఉంటుందా అనగానే అక్కడ ఆత్మ విషయంలో మనం పొరపడి పడిపోయాం. ఆకాశంలో అఖండంగా సర్వవ్యాపకమైంది నువ్వు రవ్వంత ఉంటుందా అనగానే నీకు అర్థం కాలేదని అర్థం కదా. అంత సూక్ష్మంగా ఉన్నట్లయితే మీరు అనుకున్న సూక్ష్మం కంటే సూక్ష్మమైన నలకలో కూడా ఆత్మ ఉంది. అక్కడ ఎంత సూక్ష్మైపోవాలి? ఆత్మ సర్వవ్యాపకం, అది అది గ్రహించగలగాలి. మరి చుట్టూ ఉన్న అచేతన జగత్తులోనూ వృక్షములు పర్వతాలు వాటిలో ఆత్మ లేదా? మన అచేతన జగత్తు జడ జగత్తు అంటాం కానీ వాటిలో కూడా అస్థిభాతి ఉంది, కానీ అక్కడ గుప్తమై ఉంది, దానికంటే ఇక్కడ ప్రకటమై ఉన్నది. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఇది ఎలాంటిది, అక్కడ గుప్తమై ఇక్కడ ప్రకటమైందని ఎలా చెప్పగలరు అంటే, ఇక్కడ నా ముందు మీరు కర్ర మొక్క పెట్టారు, కర్ర చెక్క పెట్టి నా మొహం కనబడలే. అలాగే ఒక పెంకు తెచ్చి పెట్టారు, నా మొహం కనబడలే. అద్దం తెచ్చి పెట్టారు, నా మొహం కనబడింది. అంటే అద్దం వచ్చేవరకు నా మొహం లేదని అర్థం. అక్కడ మొహం ఉంది, అర్థం వచ్చినప్పుడు మాత్రమే తెలియబడింది, మిగిలిన వచ్చినప్పుడు తెలియబడలేదు. అదేవిధంగా ఇతర జంతుజాలముల యందు లేదా వృక్షాదుల యందు స్థావరముల యందు అన్నిటి యందు కూడా ఆత్మసత్ అస్థిభాతిగా ఉంది, అక్కడ ప్రకటింపబడలేదు. ఈ చేతనాత్మకమైన జీవుల్లో వాటి వాటి యొక్క సంస్కారముల రీత్యా అవి ఎంతవరకు స్పష్టమైనటువంటి చిత్తాన్ని పొందగలిగితే అంతమేరకు ఆత్మ ప్రకటింపబడుతున్నది. అందుకే సమస్త జంతు కోటిల్లోని మానవుడు కొంతమేరకు అర్థము వంటి వాడు అదనమాట. వాడు మాత్రమే ఆత్మ పదార్థం ఏమిటా అనేది విచారణ చేయడానికి అవకాశం ఉన్న జన్మ వాడికి, మిగిలిన వాడికి లేదు. అందుకే వీడికే పురుషుడని పేరు. ఇప్పుడు వస్తున్నాం, మానవుడికి పురుషుడని పేరు, మగాడని కాదు మానవుడు. ఎందుకు తెలుసా పురుషుడని పేరు? మిగిలిన జంతువుల కంటే వీడు పూర్ణుడు గనక పూర్ణత్వాత్ పురుష. ఇక్కడ పూర్ణత్వాత్ పురుషకి అది అర్థం, అది పరిపూర్ణం గనక అక్కడ పురుషుడు శబ్దానికి. తెలిసిందా? అర్థమవుతున్నది కదా. ఇతర జంతువుల కంటే మనం పరిపూర్ణులం, అవునా లేదా? మనమే అంటాం మానవుడు ఇతర జంతువుల కంటే చాలా గొప్పవాడు అని ఆర్టికల్స్ కూడా రాసుకుంటాం కదండి. ఎందుకంటే వాటికంటే మనకున్నది. అందుకే నేనేమిటి, ప్రపంచం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ మనకున్నది. ఇతర జంతుజాలాలకు అవేవీ లేవు. అయితే ఇతర జంతుజాలాల్లో రాళ్ల కంటే రప్పల కంటే చేతనావస్థలో ఉన్నట్టుగా నేననే స్ఫురణ కనబడుతున్నది. మిగిలినటువంటి పర్వతాదులు ఎందది గుప్తమై ఉన్నది తప్ప అవి జడమలండానికి నీకేమీ లేదు అక్కడ. అర్థమైంది కదా. ఇప్పుడు నీ దాకా వచ్చేటప్పటికీ ఇందులో మళ్ళీ నువ్వు పూర్ణుడివి. అబ్బా ఎంత బాగుందండి, మనం పూర్ణులం, బాగుందా? మరి పూర్ణులేని వాళ్ళందరూ మళ్ళీ రమణ మహర్షులు ఎందుకు కాలేకపోతున్నారు అంటే మకిలి పట్టిన అద్దాలు కొన్ని అయితే మకిలి వదిలించేసిన అద్దాలు కొన్ని. బుద్ధులండి, బుద్ధుల గురించి చెప్తున్నాం. మకిలి వదిలేసిన అద్దాలు అన్నమాట. మకిలి వదిలేసిన అర్థం ఏదో అటువంటి శుద్ధమైన బుద్ధి వస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ పరమార్థం స్పష్టంగా. ఆ అర్థంలోనే కనబడుతుంది కదా, అదే అనమాట అర్థమే కదా ఆ తత్వం. కనుక మనం ఇప్పుడు చేయాల్సింది పని ఏంటి? పురుషులమైన మనం మకిలి వదిలించుకోవాలి. దాని దేంతో? విచారణ చేత పని చేయాలయ్యా. ఆ మకిలి వదిలించడం కోసమే ఉపనిషత్తు ఉపదేశం చేసిందే తప్ప కొత్తగా తయారు చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ. అది చెప్తున్నాడు ఇంత చక్కగా వివరిస్తూ. కనుక మోక్షం అనే ది క్రియ వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే ఏ కర్మ వల్లైనా వచ్చే ఫలం నాలుగు రకాలుగా ఉంటుంది. ఉత్పత్తి, వికార్యము, ఆప్యము, సంస్కార్యము. అది ఉత్పత్తి అంటే ఇదివరకు లేనిది రావడం. కొండ తయారు, ఇంతవరకు కొండ లేదు ఇప్పుడు తయారైంది, ఇది కొండ. అలాగే వికార్యము అంటే పాలు పెరుగ్గా మారడం, వికార్యం. పాలలో వచ్చిన వికారమే పెరుగు. ఇక ఆప్యము అంటే ఇక్కడున్నాం మనం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు ఇక్కడ లేదు కదా, కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే గానీ పొందలేదు కనుక ఇక్కడికి వెళ్ళి అక్కడ పొందితే దాన్ని ఆప్యం అని అంటారు. ఇక సంస్కార్యము అంటే అందులో ఉన్న దోషాన్ని తీసేసి వస్తువుని పొందడం. ఉదాహరణకు పనస పండు కావాలి, అందులో ఉన్నటువంటి మనం గింజలు ఇతర పొట్లు గిట్లు అన్ని తీసేసి దాన్ని తీసుకున్నట్లుగా అలాగా దాన్నే కొన్ని సంస్కరణలు చేసి వస్తువుని మనం దోషాన్ని పోగొట్టి పొందితే సంస్కార్యం. క్రియకి ఫలాలు ఈ నాలుగు ఇంకోటి లేదు. ఏమి చెప్పాడండి అద్భుతమైన శాస్త్రం. ఈ మోక్షం అనేది ఉత్పత్తి జరిగేది కాదు, అది ఉన్నదే గనక. అది కూడా చెప్పాడు. కనుక వికార్యమా అంటే మోక్షం ఎప్పుడు అస్థిభాతి తప్ప వికారం లేదు దానికి, పొందదగ్గదా. కానీ మోక్షం అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే వస్తుందండి అంటే అది ఇక్కడ లేనిదా, అది ఎక్కడైనా ఉన్నది. పోనీ దానికి సంస్కార్యము, దానికి దోషమే లేదు ఆత్మతత్వానికి. ఇంకా సంస్కార్యం ఎలా అంటావు? కనుక నాలుగు దానికి లేవు గనక అది క్రియాఫలం కాదు, స్పష్టమైపోయేది కర్మ వల్ల వచ్చేది కాదు. ఇంత అందంగా వివరించారు ఇక్కడ. కనుకనే మీరు ఈ స్థితిలో ఆ మోక్షము గురించి ధ్యానము చెయ్యు, చూడు ఇలాంటి మాటలు చెప్పారా, అవన్నీ ఎలాంటివంటే ఒక పెద్ద బండరాతి మీద ఒక చిన్న చాకు తీసుకెళ్ళి కొట్టినట్టు ఈ సాధనలన్నీ అని చెప్పాడు. ఏం ఉదాహరణలు చెప్తున్నాడండి మహానుభావుడు? ఎవరు? మన శంకర భగవత్పాదులు వారు ఆయన చెప్పినటువంటి ఆ ఉదాహరణ ఉన్నదే ఉపలమునందు. ఉపలం అంటే రాయి. ఆ రాయిపై ప్రయోగించినటువంటి కత్తి దెబ్బల్లా అయిపోతాయి ఈ సాధనలు అన్నాడు. కనుక కర్మతో తెలుసుకుంటాను, ధ్యానంతో తెలుసుకుంటారు పరమాత్మని. కనుక నేను ధ్యానానికి కూర్చుని ఆత్మ ఎలా ఉంటుందో చూస్తాను అంటే అవన్నీ కూడా చిన్న చాకు తీసుకెళ్ళి బండరాయిని కొట్టినట్టు అన్నాడు. బండరాయిని కొడితే ఏమవుతుందండి? బండరాయి ఏం పర్వాలేదు, అది ముక్కు వేయడం కాదు తప్ప ఇంకోటి ప్రయోజనం లేదు. కనుకనే మీరు అనుకున్నటువంటి ఉపాసన, కర్మ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి పనికిరానివే. మరి ఎందుకండి మీరు ఆత్మావా అరే ద్రష్టవ్య? ఆ ప్రశ్న ఇప్పుడు మళ్ళీ గట్టిగా వేశాడండి. మీరేమంటున్నారు? ఆత్మ గురించి చూడు, ఆత్మ గురించి మననము చేయు, ఆత్మ గురించి చింతన చేయు, మరి అంతా కూడా సాధన కాదా? అంటే దీనికి స్వామివారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి, ఇందాక ఏం చెప్పాడు ఆయన, నియోగం అంటూ లేదయ్యా జ్ఞాన మార్గంలో. నియోగము అంటే ఇలా చెయ్యని నియోగించడం, మీకు ఫలానా దేవతను ఉపాసించని గురువు నియోగిస్తాడు. కానీ వేదాంత శాస్త్రంలో నియోగం లేదు, అక్కడ ఉపదేశమే అది. ఆ ఉపదేశం ఇందాక చెప్పినట్టు హేయోపాదేయం వాటి విషయానికి సంబంధించింది కాదది. కనుక ఇక్కడ అనుయోజ్య విషయత్వాత్ కుంఠీభవచ్చుపలాదిషు ప్రయుక్త క్షురతైక్ష్ణ్యాదివత్ అహేయ అనుపాదేయ వస్తు విషయత్వాత్. కనుక ఆత్మవస్తువు అనేది హేయము కాదు, ఉపాధేయము కాదు, అది అది విడిచిపెట్టవలసింది కాదు, పట్టుకోవలసింది కాదు, అది ఉన్నది అక్కడ. ఇంత స్పష్టంగా చెప్పండి, మోక్షం అనేది స్వాభావికమైనది, కొత్తగా తెచ్చుకోవలసింది కాదు. ఇదండి తాత్పర్యం. ఇది చెప్తూ మరి మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారండి కూర్చోబెట్టే ఉపనిషత్తు అంటే, ఒకటే వివరించారు ఇక్కడ, స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణార్థాన్ ఇది బ్రూమహ. గొప్ప మాట చెప్పాడండి, కత్తి లాంటి మాట ఇక్కడ వివరిస్తున్నాడు. మనకు ఒక స్వాభావికమైన అలవాటు అయిపోయిందట. ఏమిటది అంటే, మానవ ప్రవృత్తికి స్వభావంగా అలవాటైపోయింది ఏంటంటే బహిర్ముఖత్వం అలవాటైపోయింది. బయట విషయాల మీద మాటి మాటికి ఫోకస్ అయిపోతుంటుంది మనస్సు. అది వచ్చింది బాధ. ఎంత ఆత్మతత్వం చెప్తూ ఉంటే వెంటనే బొమ్మ కట్టుకోవడం మనకు అలవాటు. మనకు బొమ్మలు కట్టుకోవడం చాలా అలవాటు అండి ఏదైనా. అందుకే మీకు పరబ్రహ్మము అన్నప్పుడు భగవంతుడు డూ ఆయన అనే పుంలింగ శబ్దము స్త్రీలింగ శబ్దము వాడితే కనుక మనం పట్టట్లు. అదేవిధంగా నామమో రూపమో ఏదో ఒకటి మనకి అలా పట్టాలి. ఇది అలవాటైపోయింది మనకి. బహిర్జగత్తును చూచి చూసి చూసి నామరూపాలు చూసి చూసి నామరూపాలు దేని లేనిదాన్ని కూడా నామరూపాలతో చెప్తేనే కానీ అర్థం కాదు. అది వచ్చింది. కనుకనే కర్మక విషయము ఆత్మ కాదు అన్న దగ్గర నుంచి మనకు కంగారు ఎత్తుకుందే. పైగా నువ్వు అక్కడ పడే హడావిడి గడబడ ఏమీ దీని మీద పడక్కర్లేదయ్యా. మరి ఏం చేయాలండి? ఒక్కటే మా ఉపదేశం అంతా ఏం చెప్తుంది అంటే, మానవుడికి ఈ బాహ్యమునందు తిరిగి వాటితో కలిసిపోతూ, మనం ఒక వ్యక్తిని చూసాం, దాని మీద ఒక అటాచ్మెంట్ పెట్టేసుకున్నాం ప్రేమ, ఇంకా వ్యక్తి ఎమోషన్స్ అన్నీ మీకు పట్టేస్తుంటాయి. వాడు బాధపడితే మీకు బాధ, వాడు ఆనందిస్తే మీకు బాధ, వాడు చిరాకు పడితే మీకు చిరాకు. ఇవన్నీ ఎందువల్ల వచ్చాయి? బహిర్ముఖత్వం వల్లే కదా. ఇలా ప్రతిదానితో బహిర్ముఖత్వం అని ఇంద్రియాలకి ఆ బహిర్ముఖత్వం అలా. ఇది స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణ. అలా వెళ్ళిపోయిన దాన్ని ఇటు తిప్పడం కోసమే మేము చేసేది. ఇటు పరిగెత్తేటువంటి మన చిత్తవృత్తిని ఇటు తిప్పుతున్నాడయ్యా, అది ఇక్కడ వివరించాడు. మొత్తం తేలిపోయింది కదా. కనుక ఉపదేశం దేనికి? బయటకు పరిగెత్తే మనస్సును లోపలికి తిప్పడం కోసమే ఇటు తిరుగు అని చెప్పడమే. ఇది అంటే ఒక దీపం నుంచి వచ్చే కాంతి గోడ మీద పడిపోయి ఆ కాంతి నేనే గోడని నేనే గోడని నేనే గోడని భ్రాంతి పడితే ఆ కాంతికి అలా కాదు బాబు, ఈ కాంతికి ఏది మూలమాడు తిరుగు అని చెప్తే అది తనకు మూలం మీద వెనక్కి తెలిసింది. చెప్ప ఏంటి తనకు మూలం? దీపం. అది తెలిసేకి దానికి ఇప్పుడు ఎంత హాయి. అఖండమైన దీపం నా స్వరూపం, కానీ ముక్కలు చెక్కలు రంగులు ఈ చెత్త అంతా ఉన్న గోడ నా స్వరూపం కాదు అని ఎరుకు తెలిసిపోయిందా లేదా? ఒక్కడ చాలు. తెలిసిపోయిన తర్వాత అది ఇంకా గోడతో మమైకం కూర్చుంటుందా అండి? కూర్చోదు. గోడకి ఎన్నున్నా అది లైటే తప్ప దానికి ఏమీ లేదు, ఆ లైట్ అయింది దీపం గారిది అనే స్థితి వస్తుంది. కనుక అటు తిరుగు, దీనికి మూలమైన చైతన్యానికి మూలమైన దాని వైపు తిరుగు. ఈ మాటే ఉపనిషత్తు చెప్తున్నది. ఏది కన్నుకు కన్నో చెవికి చెవో ఆ దాని వైపు తిరుగు. ఇది వివరించారు. అందుకు ఆత్మావారే ద్రష్టవ్యాహ అనేటువంటి మాట దేనికి? యోహి బహిర్ముఖ ప్రవర్తితే పురుష, ఏ పురుషుడు బహిర్ముఖంగా ప్రవర్తిస్తాడో వాడెప్పుడు ఒకటే అనుకుంటాడట, ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూత్, నాకు ఇష్టమే కలుగ్గాక అనిష్టము కలుక్కుండుగాక. ఇది అనుకోని వాడెవడో చెప్పండి. ప్రతి వాడు పొద్దుట్లేచిన దగ్గర మన వ్యాపారాలు వ్యాసంగాలు దేనికి పెట్టుకున్నామండి? రిటైరే ఇంట్లో కూర్చారా, కావాల్సిన డబ్బుందన్నా లేదండి బయట తిరుగుతా. ఎందుకు? వ్యాపకం వ్యాపకం వ్యాపకం. నిదానంగా కూర్చుని లోపలికి వెళ్ళడానికి ఒక్క క్షణం మనం తీరిక మిగుల్చుకోలేకపోతున్నాం. ఆఖరికి ఆత్మజ్ఞానం గురించి చెప్తామన్నా ఇంకేవో తొందరలు. ఈ బహిర్ముఖత్వమే మన జన్మ పరంపరలో చుట్టుకెళ్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఇంత పెంచుకుపోతూ పెంచుకుపోతూ బహిర్ముఖత్వం అలవాటైపోయింది నీకు. ఏది లేకపోతే తోచదు. బహిర్ముఖత్వం అలవాటైపోయిన వాళ్ళని ఇంట్లో కూర్చోబెడితే పిచ్చెక్కిపోతారు, అదొక బాధ ఉంది. యోగిని విడిచిపెట్టేస్తే అమ్మయ్యా అనుకుంటాడు, భోగిని విడిచిపెట్టేస్తే రోగి అయిపోతాడు. ఇది వచ్చిన బాధ అండి. వాడికి ఏకాంతం పలకరించే వాడు లేకపోతే వాడు పిచ్చెక్కి డిప్రెషనే సైకియాట్రిస్టులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడికి వచ్చిన అవస్థ యోగిని విడిచిపెట్టండి అంత హాయిగా ఉంటాడు వాడు. ఎక్కడ ఎవడు విడిచిపెట్టిస్తే అంత హ్యాపీ వాడికి. అందుకే దత్తాత్రేయులు వారు ఎవరైనా వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుని తిరిగేవట్ట. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళు విడిచిపెట్టకుండా పట్టించుకుంటారు. పట్టించుకుంటే ఆయనకు అశాంతి. అందుకే ఆయన హాయిగా ఉన్నారు. అయ్యా ఇలా ఉంటే మిమ్మల్ని పిచ్చివాడు అనుకుంటారండి, అనుకుంటే నాకు శాంతి అండి, దగ్గరికి రాడు, అప్పుడు నేను హాయిగా ఉండొచ్చు అనుకుంటారు ఎవరు వాళ్ళు. కానీ బహిర్ముఖత్వం అలవాటైపోయిన మనం ఇష్టం కలగాలి, అనిష్టం తొలగాలి అనుకుంటూ ఎన్నెన్ని తొలగించుకో మనం చిక్కు విప్పాలని చెప్పి మరింత చిక్కులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీనివల్ల ఏం నష్టం అండి? మీరు ఇంత చెప్తున్నారు గోళ, దీనివల్ల నష్టం ఏమిటంటే నచ తత్ర అత్యంతికం పురుషార్థం లభతే. ఇలా బహిర్ముఖత్వంలో నువ్వు తిరుగుతున్నంత కాలం అత్యంతిక పురుషార్థం అంటే అల్టిమేట్ పురుషార్థం నీకు లభించదు, మోక్షం లభించదు. అందుకు తమ్ అత్యంతిక పురుషార్థ వాంఛనం. అంత అందంగా, ఎవడైతే అత్యంతిక పురుషార్థం కావాలనుకుంటున్నాడో వాడిని మేము కూర్చోబెట్టి స్వాభావికంగా బహిర్ముఖత్వం వైపు పరిగెత్తిపోతున్నటువంటి వాడి యొక్క మనస్సుని ప్రత్యేగాత్మ వైపు తిప్పుతున్నాం మేము అట చూడమని. అదే ఆత్మవారి ద్రష్టవ్య. ఇదండి మా ఉపదేశం. అంటే ఇలా చెయ్యు, అలా భావించు, ఇలా మెడిటేట్ చేయి, ఇవి మేము చెప్పట్లేదు, ఇలా చెప్తున్నా. పైగా ఎలా చెప్తామంటే మేము మా తీరు వేరండి. దీనిని ఇదిగా చూడు ఇలా మేము చెప్పాం. స ఏష నేతి నేత్యాత్మ అని చెప్తాం. అది బృహదారణ్యకం చెప్తుంది. ఏది కనబడుతోందో అది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు అనుకుంటూ పో. ఇదం విషయాన్నంతటిని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తోసేస్తే ఎవడు తోసేసాడో వాడే నేను అని తెలుస్తుంది. ఆ తెలిసిన వాడు వీటన్నిటికి అతీతం అని తెలుస్తున్నది. ఎంత చక్కటి విషయం చెప్పాడు ఇక్కడ. అందుకు ఈ అంశాన్ని ఇంత చక్కగా ప్రస్తావిస్తూ కనుక సాక్షి కూటస్థమైనటువంటి ఆ విషయం కొత్తగా పొందేది కాదు, హేయోపాధేయం వర్జితమైనటువంటి విషయం అది అని ఇంత చక్కగా జీవన్ముక్తావస్థ వరకు బోధించారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న దాని యొక్క ముఖ్యాంశాన్ని ఒక్కసారి క్లుప్తీకరించి ఒక్క మాటలో చెప్పుకోండి. ఇదే తత్వ సమన్వయ. మొత్తం వేదాంతం చెప్పిన విషయం ఏంటండి ఇప్పుడు ప్రతిపాదిస్తే, మన నీదనుకున్న శరీరంలో ఈ అశరీరమైన కూటస్థమైన నిర్మలమైన అఖండమైన ఆత్మచైతన్యం ఉందో అదే నువ్వు. ఆ అశరీరత్వం వస్తే ఇంక మోక్షమే. అంతేగాని వివిధ లోకాల్లో దొరికేవన్నీ కూడా సశరీరంతో కూడినవే గనక అవి మోక్షములు కావు, అవి ధర్మ ఫలములు. దుఃఖాలు అనుభవిస్తే అధర్మ ఫలములు. ఆ రెండిటికీ కారణము మిథ్యాజ్ఞానము, అది తొలగించుకో. ఇంత సారభూతంగా ఈ విషయాలన్నీ దేన్ని మేము ఆధారం చేసుకుని చెప్పాం? బ్రహ్మసూత్రాల కాదు, ఉపనిషత్తులు. ఉపనిషత్తుల ఆధారంగా అచ్చమైన బ్రహ్మ విజ్ఞానాన్ని మేము చెప్పాం. కనుక ఉపనిషత్తులు దేన్ని ప్రతిపాదించుతున్నాయి? బ్రహ్మమును ప్రతిపాదిస్తున్నాయి. కనుక ఉపనిషత్తులు సమన్వయించిన దేనిని? బ్రహ్మమును. కనుక తత్తు ఈ శాస్త్రము వలన సమన్వయించబడినది, అందువలన మేము ఈ శాస్త్రముల ద్వారా బ్రహ్మమును తెలుసుకుంటున్నాం. ఇదండి శాస్త్రయోనిత్వా తర్వాత తత్తు సమన్వయాత్ అనే మాటలో ఎంత అద్భుతమైన విషయాన్ని బోధించారు. స్పష్టపడిందా, తేటపడిందా, లేదా తేటపడినట్టుందా? మీరు అర్థమైందంటే నేను రెండు జరుగుతాయి నాకు, వెంటనే పాదాల మీద పడి నమస్కారం చేయాలి, రెండు కళ్ళు తిరిగి కింద పడాలి, రెండిట్లో ఏదో ఒకటి. ఎందుకంటే అంత టపీమని అర్థం కాదు ఇది. శ్రవణం తర్వాత మరో రెండు స్టెప్స్ ఉన్నాయిగా మనను. కానీ మీకు నేను విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చాలా చెప్పాను అనిపించింది కదా, కానీ శంకరాచార్యులు అంత చెప్తే నేను ఇంత చెప్పే మీకు ఇందులోంచి తీసి. ఆయన అనేకములైన తర్కాలు ఇవి అవి ఎన్నో వాడారండి. అవన్నీ చెప్తే అనవసరపు టెర్మినాలజీతో, శాస్త్రాల టెర్మినాలజీతో మన బుద్ధి పాడవకుండా సారభూతమే తీసుకుని మన అనుభవాల్లోంచి మనం ఎలా చేయాలి చెప్పాను కదా, మన తర్కాల్లోంచి మన యుక్తుల్లోంచి శాస్త్రం యొక్క మర్యాదలు అన్వయించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాం. తేటపడిందా? ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు నేను ఉపన్యాసానికి వచ్చాను, టైం అయిపోయింది, ఇలాంటి ధోరణితో నేను కూర్చోలేదు. ఒక తపనతో ఒక జ్ఞానంతో మనం అందరం కూర్చున్నాం. అందుకే తేటపడాలని ప్రయత్నం. ఎక్కడైనా సందేహాలు ఉంటే తిరిగి మనం చర్చలో మళ్ళీ తెలుసుకోవచ్చు. అసలు నా ఉద్దేశంలో మిగిలినటువంటి 4 రోజుల మిగిలిన 3 రోజుల్లో చాలా క్లియర్ అయిపోతాయండి. అసలు ఇవాళకే అయిపోయింది నా దృష్టిలో బ్రహ్మసూత్రం అంటే. ఇంకేం కావాలి? తర్వాత చెప్పబోయే అంశాలన్నీ చెప్పేసుకున్నాం. బ్రహ్మం అంటే ఏంటో చెప్పుకున్నాం. నువ్వే అనేటువంటి అభేద జ్ఞానమే లక్ష్యమని చెప్పుకున్నాం. కర్మల్లో చేసుకుంటే ఏ లోకాలు ఎలా వెళ్తాయో చెప్పాం. జీవన్ముక్తుడు అసలు బ్రహ్మమును పొందినవాడు ఎలా ఉంటాడో చెప్పేశాడు. ఇంకేం కావాలండి? జీవన్ముక్తుడు ఇంతే. ఈ బ్రహ్మసూత్రాలు మొత్తం 4 అధ్యాయాల సారం 4 సూత్రాల వ్యాఖ్యానంలో స్వామివారు చెప్పారు. 4 సూత్రాల్లో చెప్పారు అనలేదు, 4 సూత్రాల వ్యాఖ్యానంలో స్వామివారు చెప్పేశారు. కనుకనే సర్వశాస్త్రముల చేత సమన్వయింపబడిన పరమ పావనమైన ఆ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణార్విందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.